కృష్ణయజుర్వేద తైతరీయ శాఖాయాం షష్ఠకాండే చతుర్థ ప్రపాఠకస్య ఘనపాఠ ప్రారంభ. యజ్ఞేన వై వై యజ్ఞేన యజ్ఞేన వై ప్రజాపతి ప్రజాపతిర్వై యజ్ఞేన యజ్ఞేన వై ప్రజాపతి వై ప్రజాపతి ప్రజాపతిర్వై వై ప్రజాపతి ప్రజా ప్రజా ప్రజాపతిర్వై వై ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజా ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజాసృజత సృజత ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజాసృజత ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత సృజత ప్రజా ప్రజా అసృజతత అసృజత ప్రజా ప్రజా అసృజతత ప్రజా అసృజతత అసృజత సృజతత ఉభయభ్యరుభయభ్యస్త అసృజత సృజతత ఉభయభ్యే తా ఉభయభ్యరుభయభ్యస్త ఉభయభ్యరేవైవోభయభ్యస్త ఉభయభ్యరేవ ఉభయభ్యరేవైవోభయభ్యరుభయభ్యరేవాసృజత సృజతైవోభయభ్యరుభయభ్యరేవాసృజత ఉభయభ్యరిభయభి ఏవాసృజత సృజతైవైవాసృజత యజ్జతృజతైవైవాసృజత అసృజత యజ్జన సృజత సృజత యదుపయజ ఉపయజోయన సృజత సృజత యదుపయజ యదుపయజ ఉపయజో యజ్ఞనుపయజ ఉపయజత్యుపయజత్యుపయజత్యుపయజోయజ్ఞనుపయజ ఉపయజతి ఉపయజ ఉపయజత్యుపయజత్యుపయజ ఉపయజ ఉపయజతి ప్రజా ప్రజా ఉపయజత్యుపయజ ఉపయజ ఉపయజతి ప్రజా ఉపయజ్యుపయజ ఉపయజతి ప్రజా ప్రజా ఉపయజత్యుపయజతి ప్రజా ఏమైవ ప్రజా ఉపయజత్యుపయజతి ప్రజా ఏవ ఉపయజతీత్యుపయజతి ప్రజా ఏమైవ ప్రజా ప్రజా ఏవ తత్తదేవ ప్రజా ప్రజా ఏవ తత్ ప్రజా ఇది ప్రజా ఏవ తత్తదేవైవ తద్యజమానో యజమానస్తదేవైవ తద్యజమాన తద్యజమానో యజమానస్తత్తద్యజమాన సృజతే సృజతే యజమానస్తత్తద్యజమాన సృజతే యజమాన సృజతే సృజతే యజమానో యజమాన సృజతే జఘనార్థాత్ జఘనార్థాత్ సృజతే యజమానో యజమాన సృజతే జఘనార్థాత్ సృజతే జఘనార్థాత్ జఘనార్థాత్ సృజతే సృజతే జఘనార్థాదవ జఘనార్థాత్ సృజతే సృజతే జఘనార్థాదవ జఘనార్థాదవ జఘనార్థాత్ జఘనార్థాదవ్యది ధ్యత్యవ జఘనార్థాత్ జఘనార్థాదవ్యది జఘనార్థాది జఘనా అర్థాత్ అవద్యతి ధ్యత్యవద్యతి జఘనార్థాత్ జఘనార్థాద్యత్యవద్యతి జఘనార్థాత్ యది జఘనార్థాత్ జఘనార్థాద్యతి జఘనార్థాద్భి జఘనార్థాద్యతి జఘనార్థాద్ధి జఘనార్థాద్భి జఘనార్థాత్ జఘనార్థాద్భి ప్రజా ప్రజా హి జఘనార్థాత్ జఘనార్థాద్భి ప్రజా జఘనార్థాది జఘనా అర్థాత్ హి ప్రజా ప్రజా ప్రజా ప్రజాయందే ప్రజాయందే ప్రజా ప్రజా ప్రజాయందే ప్రజా ప్రజాయందే ప్రజాయందే ప్రజా ప్రజా ప్రజాయందే స్థవిమతస్థవిమత ప్రజాయందే ప్రజా ప్రజా ప్రజాయందే స్థవిమత ప్రజా ఇది ప్రజా ప్రజాయందే స్థవిమతస్థవిమత ప్రజాయందే ప్రజాయందే స్థవిమతో వావస్థవిమత ప్రజాయందే ప్రజాయందే స్థవిమతో వా ప్రజాయంత ఇది ప్రజాయందే స్థవిమతో వావస్థలి మతస్థలి మతవద్యది ధ్యత్యవస్థలి మతస్థలి మతవద్యది అవద్యది ధ్యత్యవద్యది స్థలి మతస్థలి మతోధ్యత్యవద్యది స్థలి మత యది స్థలి మతస్థలి మతోద్యది ద్యది స్థలి మతో హి స్థలి మతోద్యది ద్యది స్థలి మతో హి స్థలి మతో హి స్థలి మతస్థలి మతో హి ప్రజా ప్రజా హి స్థలి మతస్థలి మతో హి ప్రజా కిమి ప్రజా ప్రజా ప్రజా ప్రజాయందే ప్రజాయందే ప్రజా ప్రజా ప్రజాయందే ప్రజా ప్రజాయందే ప్రజాయందే ప్రజా ప్రజా ప్రజాయందే సంభిందన్నదం భిందన్ ప్రజాయందే ప్రజా ప్రజా ప్రజాయందే సంభిందన్ ప్రజా ఇది ప్రజా ప్రజాయందే సంభిందన్నదం భిందన్ ప్రజాయందే ప్రజాయందే సంభిందన్నవ వా సంభిందన్ ప్రజాయందే ప్రజాయందే సంభిందన్నవ ప్రజాయంత ఇది ప్రజాయందే నదం భిందన్నవ వాసం భిందన్నదం భిందన్నవద్యది ధ్యత్యవాసం భిందన్నదం భిందన్నవద్యది అదం భిందం నిత్యసం భిందన్న అవద్యది ధ్యత్యవద్యది ప్రాణానాహం ప్రాణానాహం ధ్యత్యవద్యది ప్రాణానాహం జిది ప్రాణానాహం ప్రాణానాహం జిజ్జది ప్రాణానామ సంభేదాయాసం భేదాయ ప్రాణానాహం జిజ్జది ప్రాణానామ సంభేదాయ ప్రాణానామ సంభేదాయ సంభేదాయ ప్రాణానాహం ప్రాణానామ సంభేదాయనా సంభేదాయ ప్రాణానాహం ప్రాణానామ సంభేదాయన ప్రాణానామిది ప్ర అనానాహం అసంభేదాయనాసంభేదాయాసంభేదాయన పర్యావర్తయతి పర్యావర్తయనాసంభేదాయాసంభేదాయన పర్యావర్తయతి అసంభేదాయేత్యసంభేదాయ న పర్యావర్తయతి పర్యావర్తయతన పర్యావర్తయతి అస్మై ప్రజా ప్రజా అస్మా అస్మై ప్రజా ప్ర ప్రజా అస్మా అస్మై ప్రజా ప్ర ప్రజా ప్ర ప్రజా ప్రజా ప్రజలైతి జలైతి ప్రజా ప్రజా ప్రజలైతి ప్రజా ఇది ప్రజా ప్రజలైతి జలైతి ప్రజలయత్యో రాత్రే అహోరాత్రే జలయతి ప్రజలయత్యో రాత్రే జనయత్యో రాత్రే అహోరాత్రే జనైతి జనయత్యో రాత్రే గచ్చ గచ్చాహోరాత్రే జనైతి జనయత్యో రాత్రే గచ్చ అహోరాత్రే గచ్చ గచ్చాహోరాత్రే అహోరాత్రే గచ్చ స్వాహా స్వాహా గచ్చాహోరాత్రే అహోరాత్రే గచ్చ స్వాహా అహోరాత్రే ఇత్యాహ రాత్రే గచ్చ స్వాహా స్వాహా గచ్చ గచ్చ స్వాహేతి నిస్వాహా గచ్చ గచ్చ స్వాహేతి స్వాహేతి నిస్వాహా స్వాహేత్యాహే నిస్వాహా స్వాహేత్యాహ ఇత్యాహేతిత్యాహోరాత్రాభ్యామహోరాత్రాభ్యామహేతిత్యాహోరాత్రాభ్యామహేవైవాహోరాత్రాభ్యామహోరాత్రాభ్యామేవాస్మాస్మాఏవాహోరాత్రాభ్యామహోరాత్రాభ్యామేవాస్మై అహోరాత్రాభ్యామిత్యాహరాత్రాభ్యాహేవాస్మాస్మాఏవైవాస్మై ప్రజా ప్రజా అస్మాఏవైవాస్మై ప్రజాస్మై ప్రజా ప్రజా అస్మాస్మై ప్రజా ప్ర ప్రజా అస్మాస్మై ప్రజా ప్ర ప్రజా ప్ర ప్ర ప్రజా ప్రజా ప్రజలైతి జనైతి ప్ర ప్రజా ప్రజా ప్రజలైతి ప్రజా ఇది ప్రజా ప్రజలైతి జనైతి ప్ర ప్రజలయత్యో రాత్రే అహోరాత్రే జనైతి ప్ర ప్రజలయత్యో రాత్రే జనయత్యహోరాత్రే అహోరాత్రే జనైతి జనయత్యహోరాత్రే హిహ్యహోరాత్రే జనైతి జనయత్యహోరాత్రే అహోరాత్రే హిహ్యహోరాత్రే అహోరాత్రే హ్యంతమిహ్యహోరాత్రే అహోరాత్రే హ్యను అహోరాత్రే ఇత్యహ రాత్రే హ్యన్వర్హిత్యను ప్రజా ప్రజా అనుహిత్యను ప్రజా అను ప్రజా ప్రజా అన్వరు ప్రజా ప్రజాయంతే ప్రజాయంతే ప్రజా అన్వరు ప్రజా ప్రజాయంతే ప్రజా ప్రజాయంతే ప్రజాయంతే ప్రజా ప్రజా ప్రజాయంతే మిత్రావరణో మిత్రావరణో ప్రజాయంతే ప్రజా ప్రజా ప్రజాయంతే మిత్రావరణో ప్రజా ఇది ప్రజా ప్రజాయంతే మిత్రావరణో మిత్రావరణో ప్రజాయంతే ప్రజాయంతే మిత్రావరణో గచ్చ గచ్చ మిత్రావరణో ప్రజాయంతే ప్రజాయంతే మిత్రావరణో గచ్చ ప్రజాయంత ఇది ప్రజాయంతే మిత్రావరణో గచ్చ గచ్చ మిత్రావరణో మిత్రావరణో గచ్చ స్వాహా స్వాహా గచ్చ మిత్రావరణో మిత్రావరణో గచ్చ స్వాహా మిత్రావరుణాది మిత్రావరణో గచ్చ స్వాహా స్వాహా గచ్చ గచ్చ స్వాహేది నిస్వాహా గచ్చ గచ్చ స్వాహేది స్వాహేది నిస్వాహా స్వాహేత్యాహే నిస్వాహా స్వాహేత్యాహ ఇత్యాహేది ఇత్యాహ ప్రజాసు ప్రజా స్వాహేది ఇత్యాహ ప్రజాసు ఆహ ప్రజాసు ప్రజా స్వాహా ప్రజాస్వేవైవ ప్రజా స్వాహా ప్రజాస్వేవ ప్రజాస్వేవైవ ప్రజాసు ప్రజాస్వేవ ప్రజాదాసు ప్రజాదాస్వేవ ప్రజాసు ప్రజాస్వేవ ప్రజాదాసు ప్రజాస్విది ప్రజాసు ఏవ ప్రజాదాసు ప్రజాదాస్వేవైవ ప్రజాదాసు ప్రాణాపానౌ ప్రాణాపానౌ ప్రజాదాస్వేవైవ ప్రజాదాసు ప్రాణాపానౌ ప్రజాదాసు ప్రాణాపానౌ ప్రాణాపానౌ ప్రజాదాసు ప్రజాదాసు ప్రాణాపానౌ దధాతి దధాతి ప్రాణాపానౌ ప్రజాదాసు ప్రజాదాసు ప్రాణాపానౌ దధాతి ప్రజాదాస్విధి ప్రజాదాసు ప్రాణాపానౌ దధాతి దధాతి ప్రాణాపానౌ ప్రాణాపానౌ దధాతి సోమకో సోమం దధాతి ప్రాణాపానౌ ప్రాణాపానౌ దధాతి సోమం ప్రాణాపానామితి ప్రాణాపానౌ దాది సోమకో సోమం దాది దాది సోమం గచ్చ గచ్చ సోమం దాది దాది సోమం గచ్చ సోమం గచ్చ గచ్చ సోమకో సోమం గచ్చ స్వాహా స్వాహా గచ్చ సోమకో సోమం గచ్చ స్వాహా గచ్చ స్వాహా స్వాహా గచ్చ గచ్చ స్వాహేతి నిస్వాహా గచ్చ గచ్చ స్వాహేతి స్వాహేతి నిస్వాహా స్వాహేత్యాహే నిస్వాహా స్వాహేత్యాహ ఇత్యాహేదీత్యాహ సౌమ్యా సౌమ్యా ఆహేదీత్యాహ సౌమ్యాహ ఆ సౌమ్యా సౌమ్యా ఆహ సౌమ్యాహి సౌమ్యా ఆహ సౌమ్యాహి సౌమ్యాహి సౌమ్యా సౌమ్యాహి దేవతయా దేవతయా హి సౌమ్యా సౌమ్యాహి దేవతయా హి దేవతయా దేవతయా హి దేవతయా ప్రజా ప్రజా దేవతయా హి దేవతయా ప్రజా దేవతయా ప్రజా ప్రజా దేవతయా దేవతయా ప్రజా యజ్ఞం యజ్ఞం ప్రజా దేవతయా దేవతయా ప్రజా యజ్ఞం ప్రజాయజ్ఞం యజ్ఞం ప్రజా ప్రజాయజ్ఞం గచ్చ గచ్చ యజ్ఞం ప్రజా ప్రజాయజ్ఞం గచ్చ ప్రజా ఇది ప్రజా యజ్ఞం గచ్చ గచ్చ యజ్ఞం యజ్ఞం గచ్చ స్వాహా స్వాహా గచ్చ యజ్ఞం యజ్ఞం గచ్చ స్వాహా గచ్చస్వాహా స్వాహా గచ్చ గచ్చస్వాహేతి నిస్వాహా గచ్చ గచ్చస్వాహేతి స్వాహేతి నిస్వాహా స్వాహేత్యాహేస్వాహా స్వాహేత్యాహ ఆహేదీత్యాహ ప్రజాభ్యహేదీత్యాహ ప్రజా ఆహ ప్రజా ప్రజా ఆహ ప్రజా ఏవైవ ప్రజా ఆహ ప్రజా ఏవ ప్రజా ఏవైవ ప్రజా ప్రజా ఏవ యజ్ఞయా యజ్ఞయా ఏవ ప్రజా ప్రజా ఏవ యజ్ఞయా ఆహ ప్రజా ఇది ప్రజా యజ్ఞయా యజ్ఞయా ఏవైవ యజ్ఞయా ఆహ కరోతి కరోతి యజ్ఞయా ఏవైవ యజ్ఞయా ఆహ కరోతి యజ్ఞయా ఆహ కరోతి కరోతి యజ్ఞయా యజ్ఞయా ఆహ కరోతి ఛందాగుంసి ఛందాగుంసి కరోతి యజ్ఞయా యజ్ఞయా ఆహ కరోతి ఛందాగుంసి కరోతి ఛందాగుంసి ఛందాగుంసి కరోతి కరోతి ఛందాగుంసి గచ్చ గచ్చ ఛందాగుంసి కరోతి కరోతి ఛందాగుంసి గచ్చ ఛందాగుంసి గచ్చ గచ్చ ఛందాగుంసి ఛందాగుంసి గచ్చ స్వాహ స్వాహ గచ్చ ఛందాగుంసి ఛందాగుంసి గచ్చ స్వాహ గచ్చ స్వాహ స్వాహ గచ్చ గచ్చ స్వాహేతి నిస్వాహ గచ్చ గచ్చ స్వాహేతి స్వాహేతి నిస్వాహ స్వాహేత్యాహ హే నిస్వాహ స్వాహేత్యాహ ఇత్యాహేదీత్యాహ పశవ పశవ ఆహేదీత్యాహ పశవ ఆహ పశవ పశవ ఆహ పశవో వై వై పశవ ఆహ పశవో వై పశవో వై వై పశవ పశవో వై ఛందాగుంసి ఛందాగుంసి వై పశవ పశవో వై ఛందాగుంసి వై ఛందాగుంసి ఛందాగుంసి వై వై ఛందాగుంసి పశవోన్ పశవన్ ఛందాగుంసి వై వై ఛందాగుంసి పశవోన్ ఛందాగుంసి పశవన్ పశవన్ ఛందాగుంసి ఛందాగుంసి పశవనేవైవ పశవన్ ఛందాగుంసి ఛందాగుంసి పశవనేవ పశవనేవైవ పశవన్ పశవనేవ వైవ పశవన్ పశవనేవ వై వై వృంధే రుంధే వై వై వృంధే అవరుంధే రుంధే వృంధే ద్యావా పృథివీ ద్యావా పృథివీ రుంధే వృంధే ద్యావా పృథివీ రుంధే ద్యావా పృథివీ ద్యావా పృథివీ రుంధే రుంధే ద్యావా పృథివీ గచ్చ గచ్చ ద్యావా పృథివీ రుంధే రుంధే ద్యావా పృథివీ గచ్చ ద్యావా పృథివీ గచ్చ గచ్చ ద్యావా పృథివీ ద్యావా పృథివీ గచ్చ స్వాహ స్వాహ గచ్చ ద్యావా పృథివీ ద్యావా పృథివీ గచ్చ స్వాహ ద్యావా పృథివీ నిద్యావా పృథివీ గచ్చస్వాహ స్వాహ గచ్చ గచ్చ స్వాహేతి నిస్వాహ గచ్చ గచ్చ స్వాహేతి స్వాహేతి నిస్వాహ స్వాహేత్యాహే నిస్వాహ స్వాహేత్యాహ ఇత్యాహేదీత్యాహ ప్రజా ప్రజా ఆహేదీత్యాహ ప్రజా ఆహ ప్రజా ప్రజా ఆహ ప్రజా ఏవైవ ప్రజా ఆహ ప్రజా ఏవ ప్రజా ఏవైవ ప్రజా ప్రజా ఏవ ప్రజాత ప్రజాత ఏవ ప్రజా ప్రజా ఏవ ప్రజాత ప్రజా ఇది ప్రజా ఏవ ప్రజాత ప్రజాత ఏవైవ ప్రజాత ద్యావా పృథివీభ్యాం ద్యావా పృథివీభ్యాం ప్రజాత ఏవైవ ప్రజాత ద్యావా పృథివీభ్యాం ప్రజాత ద్యావా పృథివీభ్యాం ద్యావా పృథివీభ్యాం ప్రజాత ప్రజాత ద్యావా పృథివీభ్యాం భయతో భయతో ద్యావా పృథివీభ్యాం ప్రజాత ప్రజాత ద్యావా పృథివీభ్యాం భయత ప్రజాత ఇది ప్రజాత ద్యావా పృథివీభ్యాం భయతో భయతో ద్యావా పృథివీభ్యాం ద్యావా పృథివీభ్యాం భయత పరిపర్య భయతో ద్యావా పృథివీభ్యాం ద్యావా పృథివీభ్యాం భయత పరి ద్యావా పృథివీభ్యామిద్యావా పృథివీభ్యాం ఉభయత పరిపర్య భయత ఉభయత పరిగృహ్ణాది గృహ్ణాది పర్య భయత ఉభయత పరిగృహ్ణాది పరిగృహ్ణాది గృహ్ణాది పరి పరిగృహ్ణాది నభవనభో గృహ్ణాది పరి పరిగృహ్ణాది నభ గృహ్ణాది నభవనభో గృహ్ణాది గృహ్ణాది నభో దివ్యం దివ్యం నభో గృహ్ణాది గృహ్ణాది నభో దివ్యం నభో దివ్యం దివ్యం నభవనభో దివ్యం గచ్చ గచ్చ దివ్యం నభవనభో దివ్యం గచ్చ దివ్యం గచ్చ గచ్చ దివ్యం దివ్యం గచ్చ స్వాహ స్వాహ గచ్చ దివ్యం దివ్యం గచ్చ స్వాహ గచ్చ స్వాహ స్వాహ గచ్చ గచ్చ స్వాహేతి నిస్వాహ గచ్చ గచ్చ స్వాహేతి స్వాహేతి నిస్వాహ స్వాహేత్యాహ హే నిస్వాహ స్వాహేత్యాహ ఇత్యాహేదీత్యాహ ప్రజాభ్య ప్రజాభ్య ఆహేదీత్యాహ ప్రజాభ్య ఆహ ప్రజాభ్య ప్రజాభ్య ఆహ ప్రజాభ్య ఏవైవ ప్రజాభ్య ఆహ ప్రజాభ్య ఏవ ప్రజాభ్య ఏవైవ ప్రజాభ్య ప్రజాభ్య ఏవ ప్రజాతాభ్య ప్రజాతాభ్య ఏవ ప్రజాభ్య ప్రజాభ్య ఏవ ప్రజాతాభ్య ప్రజాభ్య ఇది ప్రజాభ్య ఏవ ప్రజాతాభ్య ప్రజాతాభ్య ఏవైవ ప్రజాతాభ్యో వృష్టిం వృష్టిం ప్రజాతాభ్య ఏవైవ ప్రజాతాభ్యో వృష్టిం ప్రజాతాభ్యో వృష్టిం వృష్టిం ప్రజాతాభ్య ప్రజాతాభ్యో వృష్టిం నిది వృష్టిం ప్రజాతాభ్య ప్రజాతాభ్యో వృష్టిం ప్రజాతాభ్య ఇది ప్రజాతాభ్య వృష్టిం నినివృష్టిం వృష్టిం నియచ్చది యచ్చటి నివృష్టిం వృష్టిం నియచ్చది నియచ్చటి యచ్చటి నినయచ్చత్యగ్నిమగ్నియచ్చటి నినయచ్చత్యగ్నిం యచ్చత్యగ్నిమగ్నిం యచ్చటి యచ్చత్యగ్నిం వైరీష్వాగరం వైరీష్వాగర భగ్నిం యచ్చటి యచ్చత్యగ్నిం వైరీష్వాగరం అగ్నిం వైశ్వానరం వైశ్వానరమగ్ని అగ్నిం వైశ్వానరం గచ్చ గచ్చ వైశ్వానరమగ్ని అగ్నిం వైశ్వానరం గచ్చ వైశ్వానరం గచ్చ గచ్చ వైశ్వానరం వైశ్వానరం గచ్చ స్వాహా స్వాహా గచ్చ వైశ్వానరం వైశ్వానరం గచ్చ స్వాహా గచ్చ స్వాహా స్వాహా గచ్చ గచ్చ స్వాహేది దుస్వాహా గచ్చ గచ్చ స్వాహేది స్వాహేది దుస్వాహా స్వాహేత్యాహే దుస్వాహా స్వాహేత్యాహ ఇత్యాహేదీత్యాహ ప్రజా ప్రజా ఆహేదీత్యాహ ప్రజా ఆహ ప్రజా ప్రజా ఆహాహ ప్రజా ఏవైవ ప్రజా ఆహాహ ప్రజా ఏవ ప్రజా ఏవైవ ప్రజా ప్రజా ఏవ ప్రజాదా ప్రజాదా ఏవ ప్రజా ప్రజా ఏవ ప్రజాదాః యజాతి ప్రజాః ఏవ ప్రజాదా ప్రజాదా ఏవైవ ప్రజాదా అస్యామస్యాం ప్రజాదా ఏవైవ ప్రజాదా అస్యాం ప్రజాదా అస్యామస్యాం ప్రజాదా ప్రజాదా అస్యాం ప్రతి ప్రత్యస్యాం ప్రజాదా ప్రజాదా అస్యాం ప్రతి ప్రజాదా ఇది ప్రజాదాః అస్యాం ప్రతి ప్రత్యస్యామస్యాం ప్రతిష్టావైరి స్థావైరి ప్రత్యస్యామస్యాం ప్రతిష్టావైరి ప్రతిష్టావైరి స్థావైరి ప్రతి ప్రతిష్టావైరి ప్రాణానాం ప్రాణానాది స్థావైరి ప్రతి ప్రతిష్టావైరి ప్రాణానాం స్థావైరి ప్రాణానాం ప్రాణానాది స్థావైరి స్థావైరి ప్రాణానాం వై వై ప్రాణానాది స్థావైరి స్థావైరి ప్రాణానాం వై ప్రాణానాం వై వై ప్రాణానాం ప్రాణానాం వా ఏష వై ప్రాణానాం ప్రాణానాం వా ఏష ప్రాణానామిది ప్రాణానాం వా ఏష వై వా ఏషో వా వైష వై వా ఏషో వా ఏషో వా వైష ఏషో వద్యతి వైష ఏషో వద్యతి అవద్యతిద్యత్య వా వద్యతి యో యోద్యత్య వా వద్యతి యః ద్యతి యో యోద్యతిద్యతి యో వద్యత్య వద్యతి యోద్యతిద్యతి యో వద్యతి యో వద్యత్య వద్యతి యో యో వద్యతి గుదస్య గుదస్యా వద్యతి యో యో వద్యతి గుదస్యా అవద్యతి గుదస్య గుదస్యా వద్యత్య వద్యతి గుదస్య మనో మనో గుదస్యా వద్యత్య వద్యతి గుదస్య మనః అవద్యతీత్యవాద్యతి గుదస్య మనో మనో గుదస్య గుదస్య మనో మే మే మనో గుదస్య గుదస్య మనో మే మనో మే మే మనో మనో మేహార్ది హార్ది మే మనో మనో మేహార్ది మేహార్ది హార్ది మే మేహార్ది యచ్చ యచ్చ హార్ది మే మేహార్ది యచ్చ హార్ది యచ్చ యచ్చ హార్ది హార్ది యచ్చేది యచ్చ హార్ది హార్ది యచ్చేది యచ్చేది యచ్చ యచ్చేత్యాహేది యచ్చ యచ్చేత్యాహ ఇత్యాహేదీత్యాహ ప్రాణాన్ ప్రాణానాహేదీత్యాహ ప్రాణాన్ ఆహ ప్రాణాన్ ప్రాణానాహ ప్రాణానేవైవ ప్రాణానాహ ప్రాణానేవ ప్రాణానేవైవ ప్రాణాన్ ప్రాణానేవ యథాస్థానం యథాస్థానమేవ ప్రాణాన్ ప్రాణానేవ యథాస్థానం ప్రాణానిది ప్రాణాన్ ఏవ యథాస్థానం యథాస్థానమేవైవ యథాస్థానముపోప యథాస్థానమేవైవ యథాస్థానముప యథాస్థానముపోప యథాస్థానం యథాస్థానముపస్పయతే స్పయత ఉప యథాస్థానం యథాస్థానముపస్పయతే యథాస్థానమితి యథాస్థానం ఉపస్పయతే స్పయత ఉపోపస్పయతే పశో పశోర్పయత ఉపోపస్పయతే పశో స్పయతే పశో పశోర్పయతే స్పయతే పశోర్వై వై పశోర్పయతే స్పయతే పశోర్వై పశోర్వై వై పశో పశోర్వా ఆలబ్ధస్యాలబ్ధస్య వై పశో పశోర్వా ఆలబ్ధస్య వా ఆలబ్ధస్యాలబ్ధస్య వై వా ఆలబ్ధస్య హృదయమో హృదయమాలబ్ధస్య వై వా ఆలబ్ధస్య హృదయం ఆలబ్ధస్య హృదయమో హృదయమాలబ్ధస్యాలబ్ధస్య హృదయమో శుక్షుహృదయమాలబ్ధస్యాలబ్ధస్య హృదయమో శుభ ఆలబ్ధస్యేత్యాలబ్ధస్య హృదయమో శుక్షుహృదయమో హృదయమో శుభచ్చత్పృచ్ఛతి శుభృదయమో హృదయమో శుభచ్చతి హృదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోదయోద పృథివీం పృథివీముద్ధాతయేత్ పృథివీం హృదయ శోలమితి హృదయా శోలం ఉద్వాసయే పృథివీం పృథివీముద్వాసయేద్వాసయే పృథివీగూషా పృథివీముద్వాసయేద్వాసయేద్పృథివీగూషా ఉద్వాసయేదిత్యుర్వాసయేద్ పృథివీగూషా పృథివీం పృథివీగూషాపయేదర్పయేక్షిషా పృథివీం పృథివీగూషాపయేద్ శుచార్పయేదర్పయేక్షిషాపయేద్యర్పయేక్షిషాపయేద్యుర్ అర్పయేద్యర్పయేదర్పయేద్యరప్స్వయేదర్పయేద్యరప్సు ఆద్రస్యేదిత్యుర్వాసయేదిత్యుదద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వాసయేద్వా ప్రయతి దేవా వై వై దేవా దేవా వై యజ్ఞం వై దేవా దేవా వై యజ్ఞం వై యజ్ఞం వై వై యజ్ఞమాగ్నేధ్రాగ్నేధ్రే యజ్ఞం వై వై యజ్ఞమాగ్నేధ్రే యజ్ఞమాగ్నేధ్ర ఆగ్నేధ్రే యజ్ఞం యజ్ఞమాగ్నేధ్రే వివ్యాగ్నేధ్రే యజ్ఞం యజ్ఞమాగ్నేధ్రే వి ఆగ్నేధ్రే వివ్యాగ్నేధ్ర ఆగ్నేధ్రే వ్యభజంత భజంత వ్యాగ్నేధ్ర ఆగ్నేధ్రే వ్యభజంత ఆగ్నేధ్రైత్యాగ్నేధ్రే వ్యభజంత భజంత వివ్యభజంత తతస్తతో భజంత వివ్యభజంత తత అభజంత తతస్తతో భజంత భజంత తతో యద్యత్తతో భజంత భజంత తతో యద్ తతో యద్యత్తతస్తతో యదత్యశిష్యతత్యశిష్యత యత్తతస్తతో యదత్యశిష్యత ఎదత్యదిశ్యత్యదిశ్యత్యదిశ్యత్యదిశ్యత్యదిశ్యత్యదిశ్యత్యదిశ్యత్యదిశ్యత్యదిశ్యత్యదిశ్యత్యదిశ్యత్యదిశ్యత్రువన్న బ్రువంతత్యదిశ్యత్యదిశ్యత్రువన్ అత్యదిశ్యతేత్యదిశ్యత తదబ్రువన్న బ్రువంతత్తదబ్రువనువసదు వసత్వ్రువంతత్తదబ్రువనువసదు అబ్రువనువసదు వసత్వ్రువన్న బ్రువనువసతు నును వసత్వ్రువన్న బ్రువనువసతును వసదేవరిత్వమిది వసదేవరిత్వం తస్మిన్ ప్రాత ప్రాతస్తస్మిగ్వస్తస్కన్ ప్రాతర్ణన ప్రాతస్తస్మిగ్వస్తస్కన్ ప్రాతర్ణ ప్రాతర్ణన ప్రాత ప్రాతర్ణ సగోసన్న ప్రాత ప్రాతర్ణసం నసగోసన్న సమశక్నువన్న శక్నువన్ సన్న సమశక్నువన్ సమశక్నువన్న శక్నువన్ సగో సమశక్నువన్ తత్తదశక్నువన్ సగో సమశక్నువన్ తదు అశక్నువన్ తత్తదశక్నువన్న శక్నువన్ తదప్సోప్సు తదశక్నువన్న శక్నువన్ తదప్సు తదప్సోప్సు తదప్సు ప్రప్రాప్సు తత్సదప్సు ప్ర అప్సు ప్రప్రాప్సప్సు ప్రావేశయన్ నవేశయన్ ప్రాప్సప్సు ప్రావేశయన్ అప్సీత్యభూసు ప్రావేశయన్ నవేశయన్ ప్రప్రావేశయంతావేశయన్ ప్రప్రావేశయంతా అవేశయంతావేశయన్ నవేశయంతావసు దేవరీర్వసు దేవరీస్తా అవేశయన్ నవేశయంతావసు దేవరీ తావసు దేవరీర్వసు దేవరీస్తావసు దేవరీరభవన్న భవను వసు దేవరీస్తావసు దేవరీరభవన్ వసు దేవరీరభవన్న భవను వసు దేవరీర్వసు దేవరీరభవన్ వసు దేవరీర్వసు దేవరీరభవన్ వసు దేవరీర్వసు దేవరీరభవన్ వసు దేవరీ అభవన వస దేవరీర్వస దేవరీరభవన్న భవన వస దేవరీర్గృహ్ణాది గృహ్ణాది వస దేవరీరభవన్న భవన వస దేవరీర్గృహ్ణాది వస దేవరీర్గృహ్ణాది గృహ్ణాది వస దేవరీర్వస దేవరీర్గృహ్ణాది యజ్ఞ యజ్ఞ గృహ్ణాది వస దేవరీర్వస దేవరీర్గృహ్ణాది యజ్ఞ గృహ్ణాది యజ్ఞ యజ్ఞ గృహ్ణాది గృహ్ణాది యజ్ఞ వై వై యజ్ఞ గృహ్ణాది గృహ్ణాది యజ్ఞ వై యజ్ఞో వై వై యజ్ఞో యజ్ఞో వై వస దేవరీర్వస దేవరీర్వై యజ్ఞో యజ్ఞో వై వస దేవరీ వై వస దేవరీర్వస దేవరీర్వై వై వస దేవరీర్యజ్ఞం యజ్ఞం వస దేవరీర్వై వై వస దేవరీర్యజ్ఞం వస దేవరీర్యజ్ఞం యజ్ఞం వస దేవరీర్వస దేవరీర్యజ్ఞమేవైవ యజ్ఞం వస దేవరీర్వస దేవరీర్యజ్ఞమేవ యజ్ఞమేవైవ యజ్ఞం యజ్ఞమేవారభ్యారభ్యైవ యజ్ఞం యజ్ఞమేవారభ్య ఏవారభ్యారభ్యైవైవారభ్య గృహీత్వా గృహీత్వారభ్యైవైవారభ్య గృహీత్వా ఆరభ్య గృహీత్వా గృహీత్వారభ్యారభ్య గృహీత్వోపోప గృహీత్వారభ్యారభ్య గృహీత్వోప ఆరభ్యేత్యారభ్య గృహీత్వోపోప గృహీత్వా గృహీత్వోపవసతివ సత్యుపగృహీత్వా గృహీత్వోపవసతి ఉపవసతివ సత్యుపోపవసతి యస్యవ సత్యుపోపవసతి యస్య వసతి యస్య వసతి వసతి యస్యాగృహీత అగృహీత యస్య వసతి వసతి యస్యాగృహీత యస్యాగృహీత అగృహీత యస్య యస్యాగృహీత అభ్యభ్యగృహీత యస్య యస్యాగృహీత అభి అగృహీత అభ్యభ్యగృహీత అగృహీత అభి నిమ్రోజే నిమ్రోజేదభ్యగృహీత అగృహీత అభి నిమ్రోజే అభి నిమ్రోజే నిమ్రోజేదభ్యభి నిమ్రోజేదనారబ్ధోనారబ్ధో నిమ్రోజేదభ్యభి నిమ్రోజేదనారబ్ధ నిమ్రోజేదనారబ్ధోనారబ్ధో నిమ్రోజే నిమ్రోజేదనారబ్ధోర్శ్యానారబ్ధో నిమ్రోజే నిమ్రోజేదనారబ్ధోర్శ్య నిమ్రోజేది నిమ్రోజే అనారబ్ధోర్శ్యానారబ్ధోనారబ్ధోర్చ యజ్ఞో యజ్ఞోర్శ్యానారబ్ధోనారబ్ధోర్చ యజ్ఞ అనారబ్ధ ఇత్యనారబ్ధ అస్సి యజ్ఞో యజ్ఞోస్యాస్య యజ్ఞ సద్యజ్ఞోస్యాస్య యజ్ఞ సద్ యజ్ఞో యజ్ఞస్యాజ్ఞం యజ్ఞం విచ్ఛిన్యాచ్ఛిన్యాద్యజ్ఞం యజ్ఞం విచ్ఛిన్యాద్ విచ్ఛిన్యాచ్ఛిన్యాద్య విచ్ఛిన్యా జ్యోదిష్యా జ్యోదిష్యాచ్ఛిన్యాద్య విచ్ఛిన్యా జ్యోదిష్యా జ్యోదిష్యా జ్యోదిష్యాచిన్యాచ్చిన్యా జ్యోదిష్యా వావా జ్యోదిష్యాచిన్యాచ్చిన్యా జ్యోదిష్యా వా జ్యోదిష్యా వావా జ్యోదిష్యా జ్యోదిష్యా వా గృహ్ణీయా గృహ్ణీయాద్వా జ్యోదిష్యా జ్యోదిష్యా వా గృహ్ణీయాద్ వా గృహ్ణీయాద్ గృహ్ణీయాద్వా వా గృహ్ణీయాధ్యరణ్యగోహిరణ్యం గృహ్ణీయాద్వా వా గృహ్ణీయాధ్యరణ్యం గృహీయాధ్యరణ్యగోహిరణ్యం గృహీయాత్ గృహీయాధ్యరణ్యం వా బాహిరణ్యం గృహీయాత్ గృహీయాధ్యరణ్యం వా హిరణ్యం వా బాహిరణ్యగోహిరణ్యం వా వధాయ వధాయ బాహిరణ్యగోహిరణ్యం వా వధాయ వా వధాయ వధాయ వా వధాయ సశుక్రాణామో సశుక్రాణామవధాయ వా వధాయ సశుక్రాణాం అవధాయ సశుక్రాణాగో సశుక్రాణామవధాయ వధాయ సశుక్రాణామేవైవ సశుక్రాణామవధాయ వధాయ సశుక్రాణామేవ అవధాయేత్యవాధాయ సశుక్రాణామేవైవ సశుక్రాణాగో సశుక్రాణామేవ గృహ్ణాతి గృహ్ణాత్యేవ సశుక్రాణాగో సశుక్రాణామేవ గృహ్ణాతి సశుక్రాణామితి సా శుక్రాణాం ఏవ గృహ్ణాతి గృహ్ణాత్యేవైవ గృహ్ణాతి యో యో గృహ్ణాత్యేవైవ గృహ్ణాతి యః గృహ్ణాతి యో యో గృహ్ణాతి గృహ్ణాతి యో వా భాయో గృహ్ణాతి గృహ్ణాతి యో వా భాయో యో వా బ్రాహ్మణో బ్రాహ్మణో భాయో యో వా బ్రాహ్మణ వా బ్రాహ్మణో బ్రాహ్మణో వా బ్రాహ్మణో బహుయాజీ బహుయాజీ బ్రాహ్మణో వా బ్రాహ్మణో బహుయాజీ బ్రాహ్మణో బహుయాజీ బహుయాజీ బ్రాహ్మణో బ్రాహ్మణో బహుయాజీ తస్య తస్య బహుయాజీ బ్రాహ్మణో బ్రాహ్మణో బహుయాజీ తస్య బహుయాజీ తస్య తస్య బహుయాజీ బహుయాజీ తస్య కుంభ్యానాం కుంభ్యానాం తస్య బహుయాజీ బహుయాజీ తస్య కుంభ్యానాం బహుయాజీతి బహుయాజీ తస్య కుంభ్యానాం కుంభ్యానాం తస్య తస్య కుంభ్యానాం గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ కుంభ్యానాం తస్య తస్య కుంభ్యానాం గృహ్ణీయాత్ కుంభ్యానాం గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ కుంభ్యానాం కుంభ్యానాం గృహ్ణీయాత్ సత గృహ్ణీయాత్ కుంభ్యానాం కుంభ్యానాం గృహ్ణీయాత్ స గృహ్ణీయాత్ సత గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ సహి స గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ సహి సహి సహి గృహీత వసతి వరీకో గృహీత వసతి వరీకో హి సహి గృహీత వసతి వరీక హి గృహీత వసతి వరీకో గృహీత వసతి వరీకో హి గృహీత వసతి వరీకో వసతి వరీ ఏర్వసతి వరీ ఏర్గృహీత వసతి వరీకో హి గృహీత వసతి వరీకో వసతి వరీ గృహీత వసతి వరీకో వసతి వరీ ఏర్వసతి వరీ ఏర్గృహీత వసతి వరీకో గృహీత వసతి వరీకో వసతి వరీ ఏర్గృహ్ణాతి గృహ్ణాతి వసతి వరీ ఏర్గృహీత వసతి వరీకో గృహీత వసతి వరీకో వసతి వరీ ఏర్గృహ్ణాతి గృహీత వసతి వరీక ఇది గృహీత వసతి వరీక వసతి వరీ ఏర్గృహ్ణాతి గృహ్ణాతి వసతి వరీ ఏర్వసతి వరీ ఏర్గృహ్ణాతి పశవ పశవో గృహ్ణాతి వసతి వరీ ఏర్వసతి వరీ ఏర్గృహ్ణాతి పశవ గృహ్ణాతి పశవ పశవో గృహ్ణాతి గృహ్ణాతి పశవో వై వై పశవో గృహ్ణాతి గృహ్ణాతి పశవో వై పశవో వై వై పశవ పశవో వై వసతి వరీ ఏర్వసతి వరీర్వై పశవ పశవో వై వసతి వరీ వై వసతి వరీ ఏర్వసతి వరీర్వై వై వసతి వరీ పశూన్ పశూన్ వసతి వరీర్వై వై వసతి వరీ పశూన్ వసతి వరీ పశూన్ పశూన్ వసతి వరీ ఏర్వసతి వరీ పశూనేవైవ పశూన్ వసతి వరీ ఏర్వసతి వరీ పశూనేవ పశూనేవైవ పశూన్ పశూనేవారభ్యారభ్యైవ పశూన్ పశూనేవారభ్య ఏవారభ్యారభ్యైవైవారభ్య గృహీత్వా గృహీత్వారభ్యైవైవారభ్య గృహీత్వా ఆరభ్య గృహీత్వా గృహీత్వారభ్యారభ్య గృహీత్వోపోపగృహీత్వారభ్యారభ్య గృహీత్వోప ఆరభ్యేత్యారభ్య గృహీత్వోపోపగృహీత్వా గృహీత్వోపవసతి వసత్యుపగృహీత్వా గృహీత్వోపవసతి ఉపవసతి వసత్యుపోపవసతి యద్యద్వసత్యుపోపవసతి యత్ వసతి యద్యద్వసతి వసతి ఇదం ద్వీపమన్ ద్వీపం యద్వసతి వసతి ఇదం ద్వీపం ఇదం ద్వీపమన్ ద్వీపం యద్యదం ద్వీపం తిష్టగ్రస్తిష్టన్నం ద్వీపం యద్యదం ద్వీపం తిష్టన్ అన్వీపం తిష్టగ్రస్తిష్టన్నం ద్వీపమన్ ద్వీపం తిష్టం గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ తిష్టన్నం ద్వీపమన్ ద్వీపం తిష్టం గృహ్ణీయాత్ తిష్టం గృహ్ణీయాత్ గృహ్ణీయాత్ తిష్టగ్రస్తిష్టం గృహ్ణీయాన్ నిర్మార్గుగా నిర్మార్గుగా గృహ్ణీయాత్ తిష్టగ్రస్తిష్టం గృహ్ణీయాన్ నిర్మార్గుగా గృహీయాన్ నిర్మార్గుగా నిర్మార్గుగా గృహీయాన్ గృహీయాన్ నిర్మార్గుగా అస్మాన్ నిర్మార్గుగా గృహీయాత్ గృహీయాన్ నిర్మార్గుగా అస్మాత్ నిర్మార్గుగా అస్మాదస్మాన్ నిర్మార్గుగా నిర్మార్గుగా అస్మాత్ పశవ పశవోస్మాన్ నిర్మార్గుగా నిర్మార్గుగా అస్మాత్ పశవ నిర్మార్గుకా ఇది నిహి మార్గుగా తస్మాత్ పశవ పశవోస్మాదస్మాత్ పశవస్య పశవోస్మాదస్మాత్ పశవస్య పశవ పశవస్య ప్రదీపం ప్రదీపగ్రస్య పశవ పశవస్య ప్రదీపం ప్రదీపం ప్రదీపగ్రస్య ప్రదీపం తిష్టగ్రస్తిష్టం ప్రదీపగ్రస్య ప్రదీపం తిష్టం ప్రదీపం తిష్టగ్రస్తిష్టం ప్రదీపం ప్రదీపం తిష్టం గృహ్ణాది గృహ్ణాది తిష్టం ప్రదీపం ప్రదీపం తిష్టం గృహ్ణాది తిష్టం గృహ్ణాది గృహ్ణాది తిష్టగ్రస్తిష్టం గృహ్ణాది ప్రతిరుధ్య ప్రతిరుధ్య గృహ్ణాది తిష్టగ్రస్తిష్టం గృహ్ణాది ప్రతిరుధ్య గృహ్ణాది ప్రతిరుధ్య ప్రతిరుధ్య గృహ్ణాది గృహ్ణాది ప్రతిరుధ్యైవైవ ప్రతిరుధ్య గృహ్ణాది గృహ్ణాది ప్రతిరుధ్యైవ ప్రతిరుధ్యైవైవ ప్రతిరుధ్య ప్రతిరుధ్యైవాస్మా అస్మాదేవ ప్రతిరుధ్య ప్రతిరుధ్యైవాస్మై ప్రతిరుధ్యేది ప్రతిరుధ్య ఏవాస్మా అస్మాదేవైవాస్మై పశూన్ పశూనస్మాదేవైవాస్మై పశూన్ అస్మై పశూన్ పశూనస్మాస్మై పశూన్ గృహ్ణాది గృహ్ణాది పశూనస్మాస్మై పశూన్ గృహ్ణాది పశువం గృహ్ణాతి గృహ్ణాతి పశువన్ పశువం గృహ్ణాతీంద్ర ఇంద్రో గృహ్ణాతి పశువన్ పశువం గృహ్ణాతీంద్ర గృహ్ణాతీంద్ర ఇంద్రో గృహ్ణాతి గృహ్ణాతీంద్రో వృత్రం వృత్రమింద్రో గృహ్ణాతి గృహ్ణాతీంద్రో వృత్రం ఇంద్రో వృత్రం వృత్రమింద్ర ఇంద్రో వృత్రమహన్నహన్ వృత్రమింద్ర ఇంద్రో వృత్రమహన్ వృత్రమహన్నహన్ వృత్రం వృత్రమహన్ సోహన్ వృత్రం వృత్రమహన్ స అహన్ సోహన్నహన్ సోపోపస్సోహన్నహన్ సోప సోపోపస్సోభ్యా అభ్యవస్సోపోభి అపోభ్యాభ్యాపోభ్యం మ్రియతామ్రియతాభ్యాపోభ్యం మ్రియత అభ్యం మ్రియతామ్రియతాభ్యాభ్యం మ్రియత తాసామ్రియతాభ్యాభ్యం మ్రియతాసామ్రియతాసామ్రియతామ్రియతాయ్యమ్రియతాసామ్రియతామ్రియతాయ్యత్ తాసాయ్యేధ్యం మేధ్యం యజ్ఞం మేధ్యం యజ్ఞం మేధ్యం యజ్ఞం మేధ్యం యజ్ఞం మేధ్యం యజ్ఞం మేధ్యం యజ్ఞం మేధ్యం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞం య పుంసదేవ తదేవ్రిసా దేవం ఆధేత్తదాధీతాధీత్తదక్యధిగదాధీతాధీత్తదీ యజ్ఞమచ్చతి యజ్ఞమతి మన్యేత మన్యేతమతి మన్యేత సంధౌ గృహ్ణాతి గృహ్ణాతి సంధౌ చ సంధౌ గృహ్ణాతి సంధౌ గృహ్ణాతి గృహ్ణాతి సంధౌ సంధౌ గృహ్ణాత్యహోరాత్రయోర్హోరాత్రయోర్గృహ్ణాతి సంధౌ సంధౌ గృహ్ణాత్యహోరాత్రయో సంధావితి సంధౌ గృహ్ణాత్యహోరాత్రయోర్హోరాత్రయోర్గృహ్ణాతి గృహ్ణాత్యహోరాత్రయోరేవైవాహోరాత్రయోర్గృహ్ణాతి గృహ్ణాత్యహోరాత్రయోరేవ అహోరాత్రయోరేవైవాహోరాత్రయోరహోరాత్రయోరేవాస్మాస్మా ఏవాహోరాత్రయోరహోరాత్రయోరేవాస్మై అహోరాత్రయోదిత్యా రాత్రయో ఏవాస్మాస్మా ఏవైవాస్మై వర్ణం వర్ణమస్మా ఏవైవాస్మై వర్ణం అస్మై వర్ణం వర్ణమస్మా అస్మై వర్ణం గృహ్ణాతి గృహ్ణాతి వర్ణమస్మా అస్మై వర్ణం గృహ్ణాతి వర్ణం గృహ్ణాతి గృహ్ణాతి వర్ణం వర్ణం గృహ్ణాతి హవిష్మతి హవిష్మతిర్గృహ్ణాతి వర్ణం వర్ణం గృహ్ణాతి హవిష్మతి గృహ్ణాతి హవిష్మతిర్హవిష్మతిర్గృహ్ణాతి గృహ్ణాతి హవిష్మతిరిమా ఇమా హవిష్మతిర్గృహ్ణాతి గృహ్ణాతి హవిష్మతిరిమా ఇమా హవిష్మతిర్హవిష్మతిరిమా ఆప ఆప ఇమా హవిష్మతిర్హవిష్మతిరిమా ఆప ఇమా ఆప ఆప ఇమా ఇమా ఆప ఇదిత్యాప ఇమా ఇమా ఆప ఇది ఆప ఇదిత్యాప ఆప ఇత్యాహేత్యాప ఆప ఇత్యాహ ఇత్యాహేతీత్యాహ హరిష్కృతానాగో హరిష్కృతానామాహేతీత్యాహ హరిష్కృతానాం ఆహ హరిష్కృతానాగో హరిష్కృతానామాహ హరిష్కృతానామేవైవ హరిష్కృతానామాహ హరిష్కృతానామేవ హరిష్కృతానామేవైవ హరిష్కృతానాగో హరిష్కృతానామేవ మేవ గృహ్ణాతి గృహ్ణాత్యేవ హరిష్కృతానాగో హరిష్కృతానామేవ గృహ్ణాతి హవిష్కృతానామితి హవిః కృతానాం ఏవ గృహ్ణాతి గృహ్ణాత్యేవైవ గృహ్ణాతి హవిష్మాన హవిష్మాన్ గృహ్ణాత్యేవైవ గృహ్ణాతి హవిష్మాన్ గృహ్ణాతి హవిష్మాన హవిష్మాన్ గృహ్ణాతి గృహ్ణాతి హవిష్మాగో అస్వస్థ హవిష్మాన్ గృహ్ణాతి గృహ్ణాతి హవిష్మాగో అస్తు హవిష్మాగో అస్వస్థ హవిష్మాన హవిష్మాగో అస్తు సూర్య సూర్యో అస్తు హవిష్మాన హవిష్మాగో అస్తు సూర్య అస్తు సూర్య సూర్యో అస్వస్థ సూర్య ఇది సూర్యో అస్వస్థ సూర్య ఇది సూర్య ఇది సూర్య సూర్య ఇత్యాహేత సూర్య సూర్య ఇత్యాహేతీత్యాహశుక్రాణాగోశుక్రాణామాహేతీత్యాహశుక్రాణాం గృహ్ణాతి గృహ్ణాత్యేవ సశుక్రాణాగో సశుక్రాణామేవ గృహ్ణాతి సశుక్రాణామితి సా శుక్రాణాం ఏవ గృహ్ణాతి గృహ్ణాత్యేవైవ గృహ్ణాత్యనుష్ఠుభా నిష్ఠుభా గృహ్ణాత్యేవైవ గృహ్ణాత్యనుష్ఠుభా గృహ్ణాత్యనుష్ఠుభా నిష్ఠుభా గృహ్ణాతి గృహ్ణాత్యనుష్ఠుభా గృహ్ణాతి గృహ్ణాత్యనుష్ఠుభా గృహ్ణాతి గృహ్ణాత్యనుష్ఠుభా గృహ్ణాతి అనుష్ఠుభా గృహ్ణాతి గృహ్ణాత్యనుష్ఠుభా నిష్ఠుభా గృహ్ణాతి వాగ్ వాగ్ గృహ్ణాత్యనుష్ఠుభా నిష్ఠుభా గృహ్ణాతి వాగ్ అనుష్ఠుభేత్యనోస్తుభా గృహ్ణాతి వాగ్ వాగ్ గృహ్ణాతి గృహ్ణాతి వాగ్ వై వై వాగ్ గృహ్ణాతి గృహ్ణాతి వాగ్ వై వాగ్ వై వై వాగ్ వాగ్ వా అనుష్ఠుకనుష్ఠక్వై వాగ్ వాగ్ వా అనుష్ఠక వా అనుష్ఠకనుష్ఠక్వై వా అనుష్ఠక్వాచా వాచానుష్ఠక్వై వా అనుష్ఠక్వాచా అనుష్ఠక్వాచా వాచానుష్ఠకనుష్ఠక్వాచైవైవ వాచానుష్ఠకనుష్ఠక్వాచైవ అనుష్ఠవ్యత్యనోస్తక వాచైవైవ వాచా వాచైవైనా ఏనా ఏవ వాచా వాచైవైనా ఏవైనా ఏనా ఏవైవైనా సర్వయా సర్వయైనా ఏవైవైనా సర్వయా ఏనా సర్వయా సర్వయైనా ఏనా సర్వయా గృహ్ణాతి గృహ్ణాతి సర్వయైనా ఏనా సర్వయా గృహ్ణాతి సర్వయా గృహ్ణాతి గృహ్ణాతి సర్వయా సర్వయా గృహ్ణాతి చతుష్పదయా చతుష్పదయా గృహ్ణాతి సర్వయా సర్వయా గృహ్ణాతి చతుష్పదయా గృహ్ణాతి చతుష్పదయా చతుష్పదయా గృహ్ణాతి గృహ్ణాతి చతుష్పదయచ్చతుష్పదయా గృహ్ణాతి గృహ్ణాతి చతుష్పదయచ్చ చతుష్పదయచ్చతుష్పదయా చతుష్పదయచ్చా గృహ్ణాతి గృహ్ణాచ్యుచా చతుష్పదయా చతుష్పదయచ్చా గృహ్ణాతి చతుష్పదయేది చతుపదయా అచా గృహ్ణాతి గృహ్ణాచ్యుతర్చా గృహ్ణాతి త్రిస్త్రిర్గృహ్ణాచ్యుతర్చా గృహ్ణాతి త్రి గృహ్ణాతి త్రిస్త్రిర్గృహ్ణాతి గృహ్ణాతి త్రిస్తాదైతి సాధయతి త్రిగృహ్ణాతి గృహ్ణాతి త్రిస్తాదయతి త్రిస్తాదైతి సాధయతి త్రిస్త్రిస్తాదయతి సప్త సప్త సాధయతి త్రిస్త్రిస్తాదయతి సప్త సాధేతి సప్త సప్త సాధేతి సాధేతి సప్త సగో సగో సప్త సాధేతి సాధేతి సప్తసం సప్త సగో సగో సప్త సప్త సంపద్యందే పద్యందే సగో సప్త సప్త సంపద్యందే సంపద్యందే పద్యందే సగో సంపద్యందే సప్తపదా సప్తపదా పద్యందే సగో సంపద్యందే సప్తపదా పద్యందే సప్తపదా సప్తపదా పద్యందే పద్యందే సప్తపదా శక్వరీ శక్వరీ సప్తపదా పద్యందే పద్యందే సప్తపదా శక్వరీ సప్తపదా శక్వరీ శక్వరీ సప్తపదా సప్తపదా శక్వరీ పశవః పశవః శక్వరీ సప్తపదా సప్తపదా శక్వరీ పశవః సప్తపదేతి సప్తపదా శక్వరీ పశవః పశవః శక్వరీ శక్వరీ పశవః శక్వరీ శక్వరీ పశవః శక్వరీ శక్వరీ పశవః శక్వరీ పశవః శక్వరీ శక్వరీ పశవః పశవః శక్వరీ పశూన్ పశూన్ శక్వరీ పశవః పశవః శక్వరీ పశూన్ శక్వరీ పశూన్ పశూన్ శక్వరీ శక్వరీ పశూనేవైవ పశూన్ శక్వరీ శక్వరీ పశూనేవ పశూనేవైవ పశూన్ పశూనేవైవ పశూన్ పశూనేవ వైవైవరుంధే రుంధే వైవైవరుంధే అవరుంధే రుంధే వావరుంధే స్మాస్మైరుంధే వావరుంధే స్మై రుంధే స్మా అస్మై రుంధే రుంధే స్మై వైవ అస్మై రుంధే రుంధే స్మై వై అస్మై వై వా అస్మా అస్మై వై లోకాయ లోకాయ వా అస్మా అస్మై వై లోకాయ వై లోకాయ లోకాయ వై వై లోకాయ గారుహవత్యో గారుహవత్యో లోకాయ వై వై లోకాయ గారుహవత్య లోకాయ గారుహవత్యో గారుహవత్యో లోకాయ లోకాయ గారుహవత్య ఆ గారుహవత్యో లోకాయ లోకాయ గారుహవత్య ఆ గారుహవత్య ఆ గారుహవత్యో గారుహవత్య ఆధీయతే ధీయత ఆ గారుహవత్యో గారుహవత్య ఆధీయతే పశుమంతమితి పశుమంతం కరోతి సర్వదః పరిపరి సర్వదః కరోతి కరోతి సర్వదః పరి పరిహరతి పరిహరతి హరతి పరిహరతి రక్షసాగోహరతి హరతి రక్షాగుంసి యజ్ఞం యజ్ఞగో రక్షాగుస్య వా వరక్షాగుంసి యజ్ఞం యజ్ఞగో రక్షాగుస్య వా రక్షాగుస్యవలక్షాగుంసిలక్షాగుస్యవచరంతిషరంత్యవలక్షాగుంసిలక్షాగుస్యవచరంతి అవచరంతి చరంత్యవచరంతి యద్యచ్చరంత్యవచరంతి చరంతి యద్యచ్చరంతి చరంతి యద్వహంతీనాం వహంతీనాం యచ్చరంతి చరంతి యద్వహంతీనాం వహంతీనాం యద్యద్వహంతీనాం గృహ్ణాతి గృహ్ణాతి వహంతీనాం యద్యద్వహంతీనాం గృహ్ణాతి అహంతీనాం గృహ్ణాతి గృహ్ణాతి వహంతీనాం వహంతీనాం గృహ్ణాతి క్రియమాణం క్రియమాణం గృహ్ణాతి వహంతీనాం వహంతీనాం గృహ్ణాతి క్రియమాణం గృహ్ణాది క్రియమాణం క్రియమాణం గృహ్ణాది గృహ్ణాది క్రియమాణమేవ క్రియమాణం గృహ్ణాది గృహ్ణాది క్రియమాణమేవ క్రియమాణమేవ క్రియమాణం క్రియమాణమేవ తత్తదేవ క్రియమాణం క్రియమాణమేవ తత్ ఏవ తత్తదేవ తద్యజ్ఞస్య యజ్ఞస్య తదేవైవ తద్యజ్ఞస్య తద్యజ్ఞస్య యజ్ఞస్య తత్తద్యజ్ఞస్య శయే శయే యజ్ఞస్య తత్తద్యజ్ఞస్య శయే యజ్ఞస్య శయే శయే యజ్ఞస్య యజ్ఞస్య శయే రక్షసాగో రక్షసాగో శయే యజ్ఞస్య యజ్ఞస్య శయే రక్షసాగో రక్షసాగో శయే శయే రక్షసామనన్వచారాయానన్వచారాయ రక్షసాగో శయే శయే రక్షసామనన్వచారాయ రక్షసామనన్వచారాయానన్వచారాయ రక్షసాగో రక్షసామనన్వచారాయననానన్వచారాయ రక్షసాగో రక్షసామనన్వచారాయన అనన్వచారాయననానన్వచారాయానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచారాయననానన్వచార ఆతృతీయసమనాద్లయంతేలయంత్యాతృతీయసమనాత్ ఆతృతీయసమనాతృతీయసమనాదాతృతీయసమనాత్పరిపరితృతీయసమనాదాతృతీయసమనాత్పరి తృతీయసమనాత్పరిపరితృతీయసమనాత్తృతీయసమనాత్పరిశేరే శేరే పరితృతీయసమనాత్పరిశేరే తృతీయసమనాది తృతీయ సమనాద్ పరిశేరే శేరే పరిపరిశేరే యజ్ఞస్య యజ్ఞస్య శేరే పరిపరిశేరే యజ్ఞస్య శేరే యజ్ఞస్య యజ్ఞస్య సంతత్తి సంతత్తి యజ్ఞస్య సంతత్తి సంతత్తి యజ్ఞస్య సంతత్తి యజ్ఞస్య యజ్ఞస్య సంతత్తి సంతత్యాసంతిదంతిదంతిబ్రహ్మవాదినోబ్రహ్మవాదినోబ్రహ్మవాదినోబ్రహ్మవాదినోబ్రహ్మవాదినోబ్రహ్మవాదినోబ్రహ్మవాదినైతి బ్రహ్మ వాదిన వదంతి సవదంతి వదంతి సతు సవదంతి వదంతి సతు సదు సత్వై వైదు సత్వై వై వైదు ప్రాగద్ధర్యురద్ధర్యుర్వైదు ప్రాగద్ధర్యు ప్రాగద్ధర్యురద్ధర్యుర్వైవాగద్ధర్యుస్యాద్ధర్యుస్యాద్ధర్యురద్ధర్యుస్యాద్యోయస్యాద్ధర్యురద్ధర్యుస్యాద్యః స్యాద్యోయస్యాద్ధర్యుర్వైవాహరన్ సోమగోసోమోపావహరన్ సర్వాభ్యస్తర్వాభ్యఉపావహరన్ సోమగోసోమోపావహరన్ సర్వాభ్యః ఉపావహరన్ సర్వాభ్యస్తర్వాభ్యఉపావహరన్ ఉపావహరన్ సర్వాభ్యోదేవతాభ్యోదేవతాభ్యస్తర్వాభ్యఉపావహరన్ ఉపావహరన్ సర్వాభ్యోదేవతాభ్యోదేవతాభ్యస్సర్వాభ్యస్తర్వాభ్యోదేవతాభ్యఉపావహరేదుపావహరేద్దేవతాభ్యస్తర్వాభ్యోదేవతాభ్యఉపావహరేదుపావహరేద్దేవతాభ్యోదేవతాభ్యఉపావహరేదితి ఉపావహరేదిత్యుపావహరేదుపావహరేదితి హృదయ హృదయిత్యుపావహరేదుపావహరేదితి హృదయే ఉపావహరేదిత్యుపావహరేదు ఇది హృదయ హృదయిత్యుపావహరేదు హృదయేత్వా హృదయిత్యుపావహరేదు హృదయేత్వేతి హృదయేత్వేతి హృదయేత్వేత్యాహేదిత్వేత్యాహ ఇత్యాహేదీత్యాహ మనుష్యేభ్యో మనుష్యేభ్య ఆహేదీత్యాహ మనుష్యేభ్య ఆహ మనుష్యేభ్యో మనుష్యేభ్య ఆహాహ మనుష్యేభ్య ఏవైవ మనుష్యేభ్య ఆహాహ మనుష్యేభ్య ఏవ మనుష్యేభ్య ఏవైవ మనుష్యేభ్యో మనుష్యేభ్య ఏవైతేనైతేనైవ మనుష్యేభ్యో మనుష్యేభ్య ఏవైతేన ఏవైతేనైతేనైవైవైతేన కరోతి కరోత్యేకేనైవైవైతేన కరోతి ఏకేన కరోతి కరోత్యేకేనైతేన కరోతి మనసే మనసే కరోత్యేకేనైతేన కరోతి మనసే కరోతి మనసే మనసే కరోతి కరోతి మనసే త్వా మనసే కరోతి కరోతి మనసే త్వా మనసే త్వా మనసే మనసే త్వేతి త్వా మనసే మనసే త్వేతి త్వేతి త్వాత్వేత్యాహేతి త్వాత్వేత్యాహ ఇత్యాహేదీత్యాహ పితృభ్య పితృభ్య ఆహేదీత్యాహ పితృభ్య ఆహ పితృభ్య పితృభ్య ఆహాహ పితృభ్య ఏవైవ పితృభ్య ఆహాహ పితృభ్య ఏవ పితృభ్య ఏవైవ పితృభ్య పితృభ్య ఏవైతేనైతేనైవ పితృభ్య పితృభ్య ఏవైతేన పితృభ్య ఇది పితృభ్య ఏవైతేనైతేనైవైవైతేన కరోతి కరోత్యేతేనైవైవైతేన కరోతి ఏతేన కరోతి కరోత్యేతేనైతేన కరోతి దివే దివే కరోత్యేకేనైతేన కరోతి దివే కరోతి దివే దివే కరోతి కరోతి దివే త్వా దివే కరోతి కరోతి దివే త్వా దివే త్వా త్వా దివే దివే త్వా సూర్యాయ సూర్యాయ త్వా దివే దివే త్వా సూర్యాయ త్వా సూర్యాయ సూర్యాయ త్వా త్వా సూర్యాయ త్వా త్వా సూర్యాయ త్వా త్వా సూర్యాయ త్వా సూర్యాయ త్వా సూర్యాయ సూర్యాయ సూర్యాయ సూర్యాయ త్వేది సూర్యేది ఇత్యాహేదీత్యాహ దేవేభ్యో దేవేభ్య ఆహేదీత్యాహ దేవేభ్య ఆహ దేవేభ్యో దేవేభ్య ఆహాహ దేవేభ్య ఏవైవ దేవేభ్య ఆహాహ దేవేభ్య ఏవ దేవేభ్య ఏవైవ దేవేభ్యో దేవేభ్య ఏవైతేనైతేనైవ దేవేభ్యో దేవేభ్య ఏవైతేన ఏవైతేనైతేనైవైవైతేన కరోతి కరోత్యేకేనైవైవైతేన కరోతి ఏతేన కరోతి కరోత్యేకేనైతేన కరోత్యేతావతి నేతావతి కరోత్యేకేనైతేన కరోత్యేతావతి కరోత్యేతావతి నేతావతి కరోతి కరోత్యేతావతిర్వైవ ఏతావతి కరోతి కరోత్యేతావతిర్వై ఏతావతిర్వైవ ఏతావతి నేతావతిర్వై దేవత దేవత వా ఏతావతి నేతావతిర్వై దేవత వై దేవత దేవత వై వై దేవతాస్తాభ్యస్తాభ్యో దేవత వై వై దేవతాస్తాభ్య దేవతాస్తాభ్యస్తాభ్యో దేవత దేవతాస్తాభ్య ఏవైవ తాభ్యో దేవత దేవతాస్తాభ్య ఏవ తాభ్య ఏవైవ తాభ్యస్తాభ్య ఏవైనమేన దేవతాభ్యస్తాభ్య ఏవైన ఏవైనమేన దేవైవై నకో సర్వాభ్య సర్వాభ్య ఏనమేవైవై నకో సర్వాభ్య ఏనకం సర్వాభ్య సర్వాభ్య ఏనమేనకం సర్వాభ్య ఉపావహరత్యుపావహరతి సర్వాభ్య ఏనమేనకం సర్వాభ్య ఉపావహరతి సర్వాభ్య ఉపావహరత్యుపావహరతి సర్వాభ్య సర్వాభ్య ఉపావహరతి పురా పురోపావహరతి సర్వాభ్య సర్వాభ్య ఉపావహరతి పురా ఉపావహరతి పురా పురోపావహరత్యుపావహరతి పురా వాచ వాచ పురోపావహరత్యుపావహరతి పురా వాచ ఉపావహరతీత్యుపా అవహరతి పురా వాచో వాచ పురా పురా వాచ ప్రవదితో ప్రవదితోర్వాచ పురా పురా వాచ ప్రవదితో వాచ ప్రవదితో ప్రవదితోర్వాచో వాచ ప్రవదితో ప్రాతరణ వాకం ప్రాతరణ వాకం ప్రవదితోర్వాచో వాచ ప్రవదితో ప్రాతరణ వాకం ప్రవదితో ప్రాతరణ వాకం ప్రాతరణ వాకం ప్రవదితో ప్రవదితో ప్రాతరణ వాకముపాకరోత్యుపాకరోతి ప్రాతరణ వాకం ప్రవదితో ప్రవదితో ప్రాతరణ వాకముపాకరోతి ప్రవదితోరితి ప్రవదితో ప్రాతరణ వాకముపాకరోత్యుపాకరోతి ప్రాతరణ వాకం ప్రాతరణ వాకముపాకరోతి యావతి యావత్యుపాకరోతి ప్రాతరణ వాకం ప్రాతరణ వాకముపాకరోతి యావతి ప్రాతరణ వాకమితి ప్రాక అనువాకం ఉపాకరోతి యావతి యావత్యుపాకరోత్యుపాకరోతి యావత్యేవైవ యావత్యుపాకరోత్యుపాకరోతి యావత్యేవ ఉపాకరోతీత్యుపాకరోతి యావత్యేవైవ యావతి యావత్యేవ వాగ్వాగేవ యావతి యావత్యేవ వాగ్ ఏవ వాగ్వాగేవైవ వాక్తాంతాం వాగేవైవ వాక్తాం వాక్తాంతాం వాగ్వాక్తామవావతాం వాగ్వాక్తామవ తామవతాంతామవరుంధే రుంధేవతాంతామవరుంధే అవరుంధే రుంధే వావరుంధే పో రుంధే వావరుంధే రుంధే పోపో రుంధే రుంధే పోగ్రే గ్రే పో రుంధే రుంధే పోగ్రే అపోగ్రే గ్రే పోపోగ్రే విద్యాహరత్య విద్యాహరత్య గ్రే పోపోగ్రే విద్యాహరతి అగ్రే విద్యాహరత్య విద్యాహరత్యగ్రే గ్రే విద్యాహరతి యజ్ఞో యజ్ఞో విద్యాహరత్యగ్రే గ్రే విద్యాహరతి యజ్ఞ అభివ్యాహరతి యజ్ఞో యజ్ఞో విద్యాహరత్య విద్యాహరతి యజ్ఞో వై వై యజ్ఞో విద్యాహరత్య విద్యాహరతి యజ్ఞో వై అవిద్యాహరతేత్యభిద్యాహరతి యజ్ఞో వై వై యజ్ఞో యజ్ఞో వా ఆప ఆపో వై యజ్ఞో యజ్ఞో వా ఆప వా ఆప ఆపో వై వా ఆపో యజ్ఞం యజ్ఞమాపో వై వా ఆపో యజ్ఞం ఆపో యజ్ఞం యజ్ఞమాప ఆపో యజ్ఞమేవైవ యజ్ఞమాప ఆపో యజ్ఞమేవ యజ్ఞమేవైవ యజ్ఞం యజ్ఞమేవాభ్యాభ్యేవ యజ్ఞం యజ్ఞమేవాభి ఏవాభ్యాభ్యేవైవాభివాచం వాచమభ్యేవైవాభివాచం అభివాచం వాచమభ్యభివాచం వివాచమభ్యభివాచం వి వాచం వివాచం వాచం విసృజ విసృజతి వివాచం వాచం విసృజతి విసృజతి సృజతి విసృజతి సర్వాణి సర్వాణి సృజతి విసృజతి సర్వాణి సృజతి సర్వాణి సర్వాణి సృజతి సృజతి సర్వాణి ఛందాగుంసి ఛందాగుంసి సర్వాణి సృజతి సృజతి సర్వాణి ఛందాగుంసి సర్వాణి ఛందాగుంసి ఛందాగుంసి సర్వాణి సర్వాణి ఛందాగుస్యమను ఛందాగుంసి సర్వాణి సర్వాణి ఛందాగుస్యము ఛందాగుస్యమను ఛందాగుంసి ఛందాగుస్యం వాహాను ఛందాగుంసి ఛందాగుస్యం వాహ అన్వాహాన్వన్వాహ పశవ పశవ ఆహాన్వన్వాహ పశవ ఆహ పశవ పశవ ఆహాహ పశవో వై వై పశవ ఆహాహ పశవో వై పశవో వై వై పశవ పశవో వై ఛందాగుంసి ఛందాగుంసి వై పశవ పశవో వై ఛందాగుంసి వై ఛందాగుంసి ఛందాగుంసి వై వై ఛందాగుంసి పశూన్ పశూన్ ఛందాగుంసి వై వై ఛందాగుంసి పశూన్ ఛందాగుంసి పశూన్ పశూన్ ఛందాగుంసి ఛందాగుంసి పశూనేవైవ పశూన్ ఛందాగుంసి ఛందాగుంసి పశూనేవ పశూనేవైవ పశూన్ పశూనేవావైవ పశూన్ పశూనేవావ ఏవై వై వృంధే రంధే వై వై వృంధే అవరుంధే రంధే వృంధే గాయత్రియా గాయత్రియా రంధే వృంధే గాయత్రియా రుంధే గాయత్రియా గాయత్రియా రుంధే రుంధే గాయత్రియా తేజస్కామస్ తేజస్కామస్ గాయత్రియా రుంధే రుంధే గాయత్రియా తేజస్కామస్ గాయత్రియా తేజస్కామస్ తేజస్కామస్ గాయత్రియా గాయత్రియా తేజస్కామస్ పరి పరి తేజస్కామస్ గాయత్రియా గాయత్రియా తేజస్కామస్ పరి తేజస్కామస్ పరిపరి తేజస్కామస్ తేజస్కామస్ పరిద్యాద్యాత్ పరి తేజస్కామస్ తేజస్కామస్ పరిద్యాత్ తేజస్కామస్ తేజ కామస్ పరిద్యాద్యాత్ పరి పరిద్యాత్ పృష్ఠభా తృష్ఠభాద్యాత్ పరి పరిద్యాత్ పృష్ఠభా దాత్ పృష్ఠభా తృష్ఠభాద్యాద్యాత్ పృష్ఠభేంద్రియకామస్ేంద్రియకామస్ తృష్ఠభాద్యాద్యాత్ పృష్ఠభేంద్రియకామస్ పృష్ఠభేంద్రియకామస్ేంద్రియకామస్ తృష్ఠభా తృష్ఠభేంద్రియకామస్ జగత్యా జగత్యేంద్రియకామస్ తృష్ఠభా తృష్ఠభేంద్రియకామస్ జగత్యా ఇంద్రియకామస్ జగత్యా జగత్యేంద్రియకామస్ేంద్రియకామస్ జగత్యా పశుకామస్ పశుకామస్ జగత్యేంద్రియకామస్ేంద్రియకామస్ జగత్యా పశుకామస్ ఇంద్రియకామస్ేదీంద్రియా కామస్ జగత్యా పశుకామస్ పశుకామస్ జగత్యా జగత్యా పశుకామస్ విష్ణుభా విష్ణుభా పశుకామస్ జగత్యా జగత్యా పశుకామస్ విష్ణుభా పశుకామస్ విష్ణుభా విష్ణుభా పశుకామస్ పశుకామస్ విష్ణుభా ప్రతిష్టాకామస్ ప్రతిష్టాకామస్ విష్ణుభా పశుకామస్ పశుకామస్ విష్ణుభా ప్రతిష్టాకామస్ పశుకామస్యేతి పశుకామస్ అనుష్ఠభా ప్రతిష్టాకామస్ ప్రతిష్టాకామస్ అనుష్ఠభా నిష్ఠభా ప్రతిష్టాకామస్ పంచా పంచా ప్రతిష్టాకామస్ అనుష్ఠభా నిష్ఠభా ప్రతిష్టాకామస్ పంచా అనుష్ఠభేద్యనోస్తుభా ప్రతిష్టాకామస్ పంచా పంచా ప్రతిష్టాకామస్ ప్రతిష్టాకామస్ పంచా యజ్ఞకామస్ యజ్ఞకామస్ పంచా ప్రతిష్టాకామస్ ప్రతిష్టాకామస్ పంచా యజ్ఞకామస్ ప్రతిష్టాకామస్ ప్రతిష్టాకామస్ పంచాయజ్ఞకామస్య యజ్ఞకామస్య పంచా పంచాయజ్ఞకామస్య విరాజా విరాజా యజ్ఞకామస్య పంచా పంచాయజ్ఞకామస్య విరాజా యజ్ఞకామస్య విరాజా విరాజా యజ్ఞకామస్య యజ్ఞకామస్య విరాజాన్నకామస్య అన్నకామస్య విరాజా యజ్ఞకామస్య యజ్ఞకామస్య విరాజాన్నకామస్య యజ్ఞకామస్యేది యజ్ఞకామస్య విరాజాన్నకామస్యాన్నకామస్య విరాజా విరాజాన్నకామస్య శృణోతు శృణోత్పన్నకామస్య విరాజా విరాజాన్నకామస్య శృణోతు విరాజేతి విరాజా అన్నకామస్య శృణోతి శృణోత్పన్నకామస్యాన్నకామస్య శృణోత్పగ్నిరగ్ని శృణోత్పన్నకామస్యాన్నకామస్య శృణోత్పగ్ని అన్నకామస్యేత్యన్నకామస్య శృణోత్పగ్నిరగ్ని శృణోతి శృణోత్పగ్ని సమిధా సమిధాగ్ని శృణోతి శృణోత్పగ్ని సమిధా అగ్ని సమిధా సమిధాగ్నిరగ్ని సమిధా వగోహవగో సమిధాగ్నిరగ్ని సమిధావం సమిధావగోహవగో సమిధా సమిధావం మే మేహవగో సమిధా సమిధావం మే సమిధేతి సంహిధా హవం మే మేహవగోహవం మహిదీతి మేహవగోహవం మహిది హరిదీతి మే మహిత్యాహేతి మే మహిత్యాహేదీత్యాహ సమిత్రప్రసూత సమిత్రప్రసూత ఆహేదీత్యాహ సమిత్రప్రసూత ఆహ సమిత్రప్రసూత సమిత్రప్రసూత ఆహాహ సమిత్రప్రసూత ఏవైవ సమిత్రప్రసూత ఆహాహ సమిత్రప్రసూత ఏవ సమిత్రప్రసూత ఏవైవ సమిత్రప్రసూత సమిత్రప్రసూత ఏవ దేవతాభ్యో దేవతాభ్య ఏవ సమిత్రప్రసూత సమిత్రప్రసూత ఏవ దేవతాభ్య సమిత్రప్రసూత ఇది సమిత్రప్రసూత ఏవ దేవతాభ్యో దేవతాభ్య ఏవైవ దేవతాభ్యో నివేద్య నివేద్య దేవతాభ్య ఏవైవ దేవతాభ్యో నివేద్య దేవతాభ్యో నివేద్య నివేద్య దేవతాభ్యో దేవతాభ్యో నివేద్యాపో నివేద్య దేవతాభ్యో దేవతాభ్యో నివేద్యాప నివేద్యాపో నివేద్య నివేద్యాపోచ్చాపో నివేద్య నివేద్యాపోచ్చ నివేద్యేతి నివేద్య అవోచ్చాపోచ్చైత్యాపోచ్చైతి అచ్చైత్యచ్చాచ్చైత్యపోపేత్యచ్చాచ్చైత్యపేత్యపోపేత్యపరిష్యేష్యాపేత్యపరిష్య అపరిష్యేష్యాపోపరిష్యహోతరహోదరిష్యాపోపరిష్యహోదరిష్యేష్యహోతరితీతిహోదరిష్యేష్యహోతరిణి హోదరితీతిహోదరహోదరిత్యాహేదిహోదరహోదరిత్యాహేత్యాహేషితమిషితమాహేదిత్యాహేషితం ఆహేషితమిషితమాహేషితగూహిషితమాహేషితగూహిషితగూహిషితమిషితగూహి కర్మ కర్మహీషితమిషితగూహి కర్మ హి కర్మకర్మహి కర్మ క్రియతే క్రియతే కర్మహి కర్మ క్రియతే కర్మ క్రియతే క్రియతే కర్మ కర్మ క్రియతే మైత్రావరుణస్య మైత్రావరుణస్య క్రియతే కర్మ కర్మ క్రియతే మైత్రావరుణస్య క్రియతే మైత్రావరుణస్య మైత్రావరుణస్య క్రియతే క్రియతే మైత్రావరుణస్య జమదాధ్వర్యో జమదాధ్వర్యో మైత్రావరుణస్య క్రియతే క్రియతే మైత్రావరుణస్య జమదాధ్వర్యో మైత్రావరుణస్య జమదాధ్వర్యో జమదాధ్వర్యో మైత్రావరుణస్య మైత్రావరుణస్య జమదాధ్వర్యవా జమదాధ్వర్యో మైత్రావరుణస్య మైత్రావరుణస్య జమదాధ్వర్యవా మైత్రావరుణస్యేతి మైత్రావరుణస్య చమదాధ్వర్యవాచమదాధ్వర్యో చమదాధ్వర్యవాద్రవద్రవాచమదాధ్వర్యో చమదాధ్వర్యవాద్రవ చమదాధ్వర్యమితి చమసా అధ్వర్యో ఆద్రవద్రవాద్రవేదీతి ద్రవాద్రవేది ద్రవేదీతి ద్రవద్రవేత్యాహేది ద్రవద్రవేత్యాహ ఇత్యాహేదీత్యాహ మిత్రావరుణౌ మిత్రావరుణావాహేదీత్యాహ మిత్రావరుణౌ వాహ మిత్రావరుణౌ మిత్రావరుణావాహ మిత్రావరుణౌ వై వై మిత్రావరుణావాహ మిత్రావరుణౌ వై మిత్రావరుణౌ వై వై మిత్రావరుణౌ మిత్రావరుణౌ వా అపామపాం వై మిత్రావరుణౌ మిత్రావరుణౌ వా అపాం మిత్రావరుణామితి మిత్రావరుణౌ వా అపామపాం వై వా అపాన్ నేతారో నేతారామపాం వై వా అపాన్ నేతారో అపాన్ నేతారో నేతారామపామపాన్ నేతారో తాభ్యాన్ తాభ్యాన్ నేతారామపామపాన్ నేతారో తాభ్యాం నేతారో తాభ్యాన్ తాభ్యాన్ నేతారో నేతారో తాభ్యామేవైవ తాభ్యాన్ నేతారో నేతారో తాభ్యామేవ తాభ్యామేవైవ తాభ్యాన్ తాభ్యామేవైనా ఏనా ఏవ తాభ్యాన్ తాభ్యామేవైనా ఏవైనా ఏనా ఏవైవైనా అచ్చాచ్చైనా ఏవైవైనా అచ్చ ఏనా అచ్చాచ్చైనా ఏనా అచ్చైత్యేత్యచ్చైనా ఏనా అచ్చైది అచ్చైత్యేత్యచ్చాచ్చైకి దేవీర్దేవి రేత్యచ్చాచ్చైకి దేవీ ఏకి దేవీర్దేవీరేత్యేకి దేవీరాప ఆపో దేవీరేత్యేకి దేవీరాప దేవీరాప ఆపో దేవీర్దేవీరాపో అపామపామా పో దేవీర్దేవీరాపో అపాం ఆపో అపామపామాప ఆపో అపాన్నపాన్న పాద పామాప ఆపో అపాన్న పాద అపాన్న పాన్న పాద పామ పాన్న పాది దీతన పాద పామ పాన్న పాది పాది దీతన పాన్న పాదిత్యాహ హేతన పాన్న పాదిత్యాహ

అతిరాత్రోయజుర్వదనువదనుయజుర్వదన్ను అతిరాత్రైత్యతి రాత్ర యజుర్వదనువదనుయజుర్యజుర్వదన్ ప్రవదనుయజుర్యజుర్వదన్ ప్రవదన్ ప్రవదనువదన్ ప్రవద్యతే పద్యతే ప్రవదనువదన్ ప్రవద్యతే ప్రవద్యతే పద్యతే ప్రవద్యతే యజ్ఞక్రతూనా యజ్ఞక్రతూనాం పద్యతే ప్రవద్యతే యజ్ఞక్రతూనాం పద్యతే యజ్ఞక్రతూనా యజ్ఞక్రతూనాం పద్యతే పద్యతే యజ్ఞక్రతూనాం వ్యావృత్యై వ్యావృత్యై యజ్ఞక్రతూనాం పద్యతే పద్యతే యజ్ఞక్రతూనాం వ్యావృత్యై యజ్ఞక్రతూనాం వ్యావృత్యై వ్యావృత్యై యజ్ఞక్రతూనా యజ్ఞక్రతూనాం వ్యావృత్యై యజ్ఞక్రతూనామిది యజ్ఞక్రతూనాం వ్యావృత్యా ఇది వీ ఆవృత్యై దేవస్యత్వాత్వా దేవస్య దేవస్యత్వాసమితుస్త విదుస్త్వా దేవస్య దేవస్యత్వాసమితుః ఆసమిదస్ విదస్వాత్మాసమిదః ప్రసవే ప్రసవే సమిదస్వాత్మాసమిదః ప్రసవే సమిదః ప్రసవే ప్రసవే సమిదస్వమిదః ప్రసవైది ప్రసవే సమిదస్వమిదః ప్రసవైది ప్రసవైది ప్రసవే ప్రసవైది గ్రావాణం గ్రావాణమిది ప్రసవే ప్రసవైది గ్రావాణం ఇది కవైది ప్రాసవే ఇది గ్రావాణం గ్రావాణమిది గ్రావాణమా గ్రావాణమిది గ్రావాణమా గ్రావాణమాగ్రావాణం గ్రావాణమాదత్తే దత్త గ్రావాణం గ్రావాణమాదత్తే ఆదత్తే దత్త ఆదత్తే ప్రసూర్త్యై ప్రసూర్త్యై దత్త ఆదత్తే ప్రసూర్త్యై దత్తే ప్రసూర్త్యై ప్రసూర్త్యై దత్తే దత్తే ప్రసూర్త్యా అశ్వినా అశ్వినా ప్రసూర్త్యై దత్తే దత్తే ప్రసూర్త్యా అశ్వినా ప్రసూత్యాశ్వినోరశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యామశ్వినోర్బాహుభ్యామిది బాహుభ్యామిది బాహుభ్యాం బాహుభ్యామిత్యాహేది బాహుభ్యాం బాహుభ్యామిత్యాహ బాహుభ్యామిది బాహుభ్యాం ఇత్యాహేదీత్యాహాశ్వినామశ్వినా వాహేదీత్యాహాశ్వినౌ ఆహాశ్వినామశ్వినా వాహాశ్వినౌ హిత్యశ్వినా వాహాశ్వినౌ హి అశ్వినౌ హిత్యశ్వినామశ్వినౌ హి దేవానాం దేవానాశ్వినామశ్వినౌ హి దేవానాం దేవానాగుంహి దేవానామధ్వర్యూ అధ్వర్యూ దేవానాగుంహి దేవానామధ్వర్యూ దేవానామధ్వర్యూ అధ్వర్యూ దేవానాం దేవానామధ్వర్యూ ఆస్తామాస్తామధ్వర్యూ దేవానాం దేవానామధ్వర్యూ ఆస్తాం అధ్వర్యూ ఆస్తామాస్తామధ్వర్యూ అధ్వర్యూ ఆస్తాం పోష్ట పోష్ట ఆస్తామధ్వర్యూ అధ్వర్యూ ఆస్తాం పోష్ట అధ్వర్యూ ఇత్యధ్వర్యూ ఆస్తాం పూష్ణ పూష్ణ ఆస్తామాస్తాం పూష్ణోహస్తాభ్యాగుహస్తాభ్యాం పూష్ణాస్తామాస్తాం పూష్ణోహస్తాభ్యాం పూష్ణోహస్తాభ్యాగుహస్తాభ్యాం పూష్ణ పూష్ణోహస్తాభ్యామిది హస్తాభ్యాం పూష్ణ పూష్ణోహస్తాభ్యామిది హస్తాభ్యామిది హస్తాభ్యాగుహస్తాభ్యామిత్యాహేదిహస్తాభ్యాగుహస్తాభ్యామిత్యాహేదిత్యాహయత్యై ఆహయ్యై పశవ ప్రశవో యత్యాహయత్యై పశవ ప్రశవో యత్యై పశవో వై వై పశవో యత్యై పశవో వై పశవో వై వై పశవః పశవో వై సోమః సోమో వై పశవః పశవో వై సోమః వై సోమః సోమో వై వై సోమో వ్యానో వ్యానః సోమో వై వై సోమో వ్యాన సోమో వ్యానో వ్యానః సోమః సోమో వ్యాన ఉపాగుంష సమన ఉపాగుంష సమన వ్యాన సోమః సోమో వ్యాన ఉపాగుంష సమన వ్యాన ఉపాగుంష సమన ఉపాగుంష సమన వ్యానో వ్యాన ఉపాగుంష సమన యద్యుపాగుంష సమన వ్యానో వ్యాన ఉపాగుంష సమనో యత్ వ్యానమిది అనః ఉపాగుంష సమనో యద్యుపాగుంష సమన ఉపాగుంష సమనో యదుపాగుంష సమనముపాగుంష సమన యదుపాగుంష సమన ఉపాగుంష సమనో యదుపాగుంష సమనం ఉపాగుంష సమన ఇత్యుపాగుంషో సమన యదుపాగుంష సమనముపాగుంష సమన యద్యదుపాగుంష సమనమభ్యా అభ్యుపాగుంష సమన యద్యదుపాగుంష సమనమభి విరాజేతి వీరాజా ఏవాన్నాజ్యమన్నాజ్యమేవైవాన్నాజ్యమవాన్నాజ్యమేవైవాన్నాజ్యమవ అన్నాజ్యమవాన్నాజ్యమన్నాజ్యమవరుంధేరుంధేవాన్నాజ్యమన్నాజ్యమవరుంధే అన్నాజ్యమిత్యన్నా అజ్యం అవరుంధేరుంధే వావరుంధే శ్వాత్రా శ్వాత్రారుంధే వావరుంధే శ్వాత్రా రుంధే శ్వాత్రా శ్వాత్రారుంధేరుంధే శ్వాత్రాస్థస్థ శ్వాత్రారుంధేరుంధే శ్వాత్రాస్థ శ్వాత్రాస్థస్థ శ్వాత్రా శ్వాత్రాస్థ వృత్రధుర వృత్రధురస్థ శ్వాత్రా శ్వాత్రాస్థ వృత్రధుర వృత్రధుర వృత్రధురస్థస్థ వృత్రధుర ఇది వృత్రధురస్థస్థ వృత్రధుర ఇది వృత్రధుర ఇది వృత్రధుర వృత్రధుర ఇత్యాహ హేతి వృత్రధుర వృత్రధుర ఇత్యాహ వృత్రధుర ఇది వృత్రాధుర ఇత్యాహ హేతిహైష ఏష ఆహేతిహైష ఆహైష ఏష ఆహైషవై వా ఏష ఆహైషవై ఏషవై వా ఏష ఏష వా అపామపాం వా ఏష ఏష వా అపాం వా అపామపాం వై వా అపాగం సోమపీఠ సోమపీఠోపాం వై వా అపాగం సోమపీఠ అపాగం సోమపీఠ సోమపీఠో పామపాగం సోమపీఠో యోయ సోమపీఠో పామపాగం సోమపీఠోయ సోమపీఠో యోయ సోమపీఠ సోమపీఠోయ ఏమేవయ సోమపీఠ సోమపీఠోయ ఏం సోమపీఠ ఇది సోమపీఠ ఏమేవయ ఏం వేద వేదైవం యోయ ఏం వేద ఏం వేద వేదైవమేవం వేదనన వేదైవమేవం వేదన వేదనన వేద వేదనాప్సున వేద వేదనాప్సు నాప్సునాప్స్వాత్తిమాప్స్వాత్యం అప్స్వాత్తిమాప్స్వాత్తిమాప్స్వాత్తిమాప్స్వాత్తిమాసిభూషు ఆత్తిమాత్తిమాక్ష్యుచ్చత్యాత్తిమాక్ష్యది ఆక్ష్యుచ్చత్యాక్షది యజ్ఞదృక్షత్యాక్షది యద్ అక్షది యజ్ఞదృక్షత్యుక్షది ఎత్తేదృక్షత్యుక్షది ఎత్తేదే సోమ సోమతే యజ్ఞత్తే సోమ తే సోమ సోమతే తే సోమదివి దివి సోమతే తే సోమది సోమదివి దివి సోమ సోమదివి జ్యోతిర్జ్యోతిర్దివి సోమ సోమదివి జ్యోతి దివి జ్యోతిర్జ్యోతిర్దివి దివి జ్యోతిరితి జ్యోతిర్దివి దివి జ్యోతిరితి జ్యోతిరితి జ్యోతిర్జ్యోతిరిత్యాహేతజ్యోతిర్జ్యోతిరిత్యాహ ఇత్యాహేదీత్యాహైభ్యేభ్య ఆహేతీత్యాహైభ్య ఆహైభ్య ఏభ్య ఆహైభ్య ఏవైవైభ్య ఆహైభ్య ఏవ ఏభ్య ఏవైవైభ్య ఏభ్య ఏవైనమేనమేవైభ్య ఏభ్య ఏవైనం ఏవైనమేనమేవైనం లోకేభ్యో లోకేభ్య ఏనమేవైనం లోకేభ్య ఏనం లోకేభ్యో లోకేభ్య ఏనమేనం లోకేభ్యస్సుకుంసం లోకేభ్య ఏనమేనం లోకేభ్యస్సుం లోకేభ్యస్సుకుంసం లోకేభ్యో లోకేభ్యస్సంభరతి భరతి సంలోకేభ్యో లోకేభ్యస్సంభరతి సంభరతి భరతి సగుంసం భరతి సోమ సోమో భరతి సగుంసం భరతి సోమ భరతి సోమ సోమో భరతి భరతి సోమో వై వై సోమో భరతి భరతి సోమో వై సోమో వై వై సోమ సోమో వై రాజా రాజా వై సోమ సోమో వై రాజా వై రాజా రాజా వై వై రాజా దిశో దిశో రాజా వై వై రాజా దిశ రాజా దిశో దిశో రాజా రాజా దిశోభ్యభిదిశో రాజా రాజా దిశోభి దిశోభ్యభిదిశో దిశోభ్యధ్యాయద్యాయదభిదిశో దిశోభ్యధ్యాయద్ అభ్యధ్యాయద్యాయద్భ్యా అభ్యధ్యాయత్సోధ్యాయద్భ్యాధ్యాయత్స అధ్యాయత్సోధ్యాయద్యాయత్స దిశో దిశస్వోధ్యాయద్యాయత్స దిశ సదిశో దిశస్వదిశోన్వదిశస్వ సదిశోను దిశోన్మన దిశో దిశోన ప్రాణు దిశో దిశోన అన ప్రాణ్వన ప్రావిశద విషప్రాణ్వన ప్రావిశత్ ప్రావిశద విషత్ర ప్రావిశత్ ప్రాక్ ప్రాగ విషత్ర ప్రావిశత్ ప్రాగ అవిషత్ ప్రాక్ ప్రాగ విషద విషత్ ప్రాగ పాగ పాక్ ప్రాగ విషద విషత్ ప్రాగ పాగ ప్రాగ పాగ పాక్ ప్రాక్ ప్రాగ పాగుదగు పాక్ ప్రాక్ ప్రాగ పాగుదగు కపాగుదగుదగ పాగ పాగుదగ ధరాగ ధరాగుదగ పాగ పాగుదగ ధరాగ ఉదగ ధరాగ ధరాగుదగుదగ ధరాగిదీత్య ధరాగుదగుదగ ధరాగిది అధరాగిదీత్య ధరాగ ధరాగిత్యాహేత్య ధరాగ ధరాగిత్యాహ ఇత్యాహేదీత్యాహ దిభ్యో దిభ్య ఆహేదీత్యాహ దిభ్య ఆహ దిభ్యో దిభ్య ఆహార దిభ్య ఏవైవ దిభ్య ఆహార దిభ్య ఏవ దిభ్య ఏవైవ దిభ్యో దిభ్య ఏవైనమేనమేవ దిభ్యో దిభ్య ఏవైనం దిభ్య ఇది దిగుభ్య ఏవైనమేనమేవైవైనకుంసకుంసమేనమేవైవైనకుంసంసమేనమేనకుంసం భరతి భరతి సమేనమేనకుంసం భరతి సంభరతి భరతి సకుంసం భరత్యథో అథో భరతి సకుంసం భరత్యథో భరత్యథో అథో భరతి భరత్యథో దిశో దిశోథో భరతి భరత్యథో దిశ అథో దిశో దిశోథో అథో దిశ ఏవైవ దిశోథో అథో దిశ ఏవ అథో ఇత్యథో దిశ ఏవైవ దిశో దిశ ఏవాస్మాస్మ ఏవ దిశో దిశ ఏవాస్మై ఏవాస్మ అస్మా ఏవైవాస్మ అవాస్మ ఏవైవాస్మ అవ అస్మా అవాస్మ అస్మా అవరుంధే రుంధే వాస్మా అస్మా అవరుంధే అవరుంధే రుంధే వావరుంధేం వాంబరుంధే వావరుంధేం వృంధేం వాంబరుంధే రుంధేం వరిణ్యం వరుంధే రుంధేం వరి అంబనిం వాంబనిశ్వరస్వరణ్యం వాంబనిశ్వర నిశ్వరస్వరనిశ్వరేదీతి స్వరనిశ్వరేది స్వరేదీతి స్వరస్వరేత్యాహేతి స్వరస్వరేత్యాహ ఇత్యాహేదీత్యాహ కాముకా కాముకా ఆహేదీత్యాహ కాముకా ఆహ కాముకా కాముకా ఆహాహ కాముకా ఏనమేనం కాముకా ఆహాహ కాముకా ఏనం కాముకా ఏనమేనం కాముకా కాముకా ఏనగ్స్త్రియ స్త్రియ ఏనం కాముకా కాముకా ఏనగ్స్త్రియ ఏనగ్స్త్రియ స్త్రియ ఏనమేనగ్స్త్రియో భవంతి భవంతి స్త్రియ ఏనమేనగ్స్త్రియో భవంతి స్త్రియో భవంతి భవంతి స్త్రియ స్త్రియో భవంతి యో యో భవంతి స్త్రియ స్త్రియో భవంతి యః భవంతి యో యో భవంతి భవంతి య ఏవమేవయ్యో భవంతి భవంతి య ఏవం య ఏవమేవయ్యో య ఏవం వేద వేదైవయ్యో య ఏవం వేద ఏవం వేద వేదైవమేవం వేదయద్యద్వేదైవమేవం వేదయద్ వేదయద్యద్వేదవేదయత్తేయద్వేదవేదయత్తేయద్యత్తే సోమ సోమతే యద్యత్తే సోమ తే సోమ సోమతే తే సోమాదాభ్యమదాభ్యగుం సోమతే సోమాదాభ్యం సోమాదాభ్యమదాభ్యగుం సోమ సోమాదాభ్యన్నామ నామాదాభ్యగుం సోమ సోమాదాభ్యన్నామ అదాభ్యన్నామ నామాదాభ్యమదాభ్యన్నామ జాగృవి జాగృవి నామాదాభ్యమదాభ్యన్నామ జాగృవి నామ జాగృవి జాగృవి నామ నామ జాగృవీతి జాగృవి నామ నామ జాగృవీతి జాగృవీతి జాగృవి జాగృవీత్యాహ హేతి జాగృవి జాగృవీత్యాహ ఆహేదీత్యాహైష ఏష ఆహేదీత్యాహైష ఆహైష ఏష ఆహాహైషవైవా ఏష ఆహాహైషవై ఏష వై వా ఏష ఏష వై సోమస్య సోమస్య వా ఏష ఏష వై సోమస్య వై సోమస్య సోమస్య వై వై సోమస్య సోమపీఠస్వామపీఠస్వామస్య వై వై సోమస్య సోమపీఠ సోమస్య సోమపీఠస్వామపీఠస్వామస్య సోమస్య సోమపీఠో యోయస్వామపీఠస్వామస్య సోమస్య సోమపీఠోయ సోమపీఠో యస్వామపీఠస్వామపీఠోయ ఏమేవస్వామపీఠస్వామపీఠోయ ఏం సోమపీఠ ఇది సోమాపీఠ ఏమేవయ్యోయ ఏం వేద వేదైవయ్యోయ ఏం వేద ఏం వేద వేదైవమేవం వేదనన వేదైవమేవం వేదన వేదనన వేద వేదన సౌమ్యాగం సౌమ్యాన్న వేద వేదన సౌమ్యా సౌమ్యాగం సౌమ్యాన్న సౌమ్యామాత్యమాత్యుం సౌమ్యాన్న సౌమ్యామాత్యుం సౌమ్యామాత్యమాత్యుం సౌమ్యాగం సౌమ్యామాత్యమాత్యుం సౌమ్యాగం సౌమ్యామాత్యమా ఆర్తిమాత్యమాచ్చత్యుచ్చత్యాత్యమాచ్చతి ఆర్చత్యుచ్చతి చార్చతి ఘ్నంత్యుచ్చత్యాచ్చతి ఘ్నంది అర్చతి ఘ్నంది ఘ్నంత్యుచ్చత్యుచ్చతి ఘ్నంది వై వై ఘ్నంత్యుచ్చత్యుచ్చతి ఘ్నంది వై ఘ్నంది వై వై ఘ్నంది ఘ్నంది వా ఏతదేతద్వై ఘ్నంది ఘ్నంది వా ఏతద్ ఆ ఏతదేతద్వై వా ఏతత్ సోమకం సోమమేతద్వై వా ఏతత్ సోమం ఏతత్ సోమకం సోమమేతదేతత్ సోమయ్యద్యత్ సోమమేతదేతత్ సోమయ్యద్ సోమయ్యద్యత్ సోమకం సోమయ్యదభిషుణ్వంత్య విషుణ్వంతి యత్ సోమకం సోమయ్యదభిషుణ్వంతి యదభిషుణ్వంత్య విషుణ్వంతి యజ్జదభిషుణ్వంత్య కూశూన కూశూన భిషుణ్వంతి యజ్జదభిషుణ్వంత్య కూశూన అభిషుణ్వంత్య కూశూన కూశూన భిషుణ్వంత్య విషుణ్వంత్య కూశూన పాపాకూశూన భిషుణ్వంత్య విషుణ్వంత్య కూశూన ప అభిషుణ్వంతీత్యభిశృణ్వంతి అగుంశోన పాపాగుంశోనగుంశోనపగృహ్ణాతి గృహ్ణాచ్య పాగుంశోనగుంశోనపగృహ్ణాతి అపగృహ్ణాతి గృహ్ణాచ్య పాపగృహ్ణాదిత్రాయతేత్రాయతే గృహ్ణాచ్య పాపగృహ్ణాదిత్రాయతే గృహ్ణాదిత్రాయతేత్రాయతే గృహ్ణాది గృహ్ణాదిత్రాయత ఏవైవ త్రాయతే గృహ్ణాది గృహ్ణాదిత్రాయత ఏవ త్రాయత ఏవైవ త్రాయతేత్రాయత ఏవైనమేనమేవ త్రాయతేత్రాయత ఏవైనం ఏవైనమేనమేవైవైనం ప్రాణా ప్రాణా ఏనమేవైవైనం ప్రాణా ఏనం ప్రాణా ప్రాణా ఏనమేనం ప్రాణా వై వై ప్రాణా ఏనమేనం ప్రాణా వై ప్రాణా వై వై ప్రాణా ప్రాణా వా అగుంశవోగుంశవో వై ప్రాణా ప్రాణా వా అగుంశవ ప్రాణా ఇది ప్రాణా వా అగుంశవోగుంశవో వై వా అగుంశవ పశవ పశవోగుంశవో వై వా అగుంశవ పశవ అగుంశవః పశవః పశవోగుంశవోగుంశవః పశవ సోమ సోమః పశవోగుంశవోగుంశవః పశవ సోమః పశవ స్వామ స్వామ పశవ పశవ స్వామోగుంశో నగుంశోన్ స్వామ పశవ పశవ స్వామోగుంశోన్ స్వామోగుంశో నగుంశోన్ స్వామ స్వామోగుంశోన్ పునః పునరగుంశోన్ స్వామ స్వామోగుంశోన్ పునః రగుంశోన్ పునః పునరగుంశో నగుంశోన్ పునరప్య వివరగుంశో నగుంశోన్ పునరపి పునరప్య వివరః పునరపి సృజతి సృజత్యపి పునః పునరపి సృజతి అభిసృజతి సృజత్యప్యపి సృజతి ప్రాణాన్ ప్రాణాన్ సృజత్యప్యపి సృజతి ప్రాణాన్ సృజతి ప్రాణాన్ ప్రాణాన్ సృజతి సృజతి ప్రాణానేవైవ ప్రాణాన్ సృజతి సృజతి ప్రాణానేవ ప్రాణానేవైవ ప్రాణాన్ ప్రాణానేవ పశుషు పశుష్వేవ ప్రాణాన్ ప్రాణానేవ పశుషు ప్రాణానితి ప్రాణాన్ ఏవ పశుషు పశుష్వేవైవ పశుషు దధాతి దధాతి పశుష్వేవైవ పశుషు దధాతి పశుషు దధాతి దధాతి పశుషు పశుషు దధాతి ద్వౌ ద్వౌ ద్వౌ ద్వౌ దధాతి పశుషు పశుషు దధాతి ద్వౌ ద్వౌ దధాతి ద్వౌ ద్వౌ ద్వౌ ద్వౌ దధాతి దధాతి ద్వౌ ద్వావప్య విద్వౌ ద్వౌ దధాతి దధాతి ద్వౌ ద్వావపి ద్వౌ ద్వావప్య విద్వౌ ద్వౌ ద్వౌ ద్వావపి సృజతి సృజత్య విద్వౌ ద్వౌ ద్వౌ ద్వావపి సృజతి ద్వౌ ద్వావిరిద్వౌ ద్వౌ అపి సృజతి సృజత్యప్యపి సృజతి తస్మాత్ తస్మాత్ సృజత్యప్యపి సృజతి తస్మాత్ సృజతి తస్మాత్ తస్మాత్ సృజతి సృజతి తస్మాత్ ద్వౌ ద్వౌ ద్వౌ ద్వౌ తస్మాత్ సృజతి సృజతి తస్మాత్ ద్వౌ ద్వౌ తస్మాత్ ద్వౌ ద్వౌ ద్వౌ ద్వౌ తస్మాత్ తస్మాత్ ద్వౌ ద్వౌ ప్రాణాః ప్రాణాద్ ద్వౌ ద్వౌ తస్మాత్ తస్మాత్ ద్వౌ ద్వౌ ప్రాణాః ద్వౌ ద్వౌ ప్రాణాః ప్రాణాద్ ద్వౌ ద్వౌ ద్వౌ ద్వౌ ప్రాణాః ద్వౌ ద్వావిరిద్వౌ ద్వౌ ప్రాణా ఇది ప్రాణాః ప్రాణో వై వై ప్రాణః ప్రాణో వా ఏష వై ప్రాణః ప్రాణో వా ఏష ప్రాణ ఇది ప్రాణః వా ఏష వై వా ఏష వై వా ఏషయత్ పాగుంశురు పాగుంశుర్యదేశ ఏషయత్ పాగుంశు ఎదు పాగుంశురు పాగుంశుర్యద్యదు పాగుంశుర్యద్యదు పాగుంశుర్యద్యదు పాగుంశుర్యత్ పాగుంశుర్యద్యదు పాగుంశురు పాగుంశుర్యదు పాగుష్వగ్రాహు పాగుష్వగ్రాయుదు పాగుంశురు పాగుంశుర్యదు పాగుష్వగ్రాహ ఉపాగుంశురిత్యుపాగుంశు ఎదు పాగుష్వగ్రాహు పాగుష్వగ్రాయుద్యదు పాగుష్వగ్రాగ్రహాగ్రహ ఉపాగుష్వగ్రాయుద్యదు పాగుష్వగ్రాగ్రహ ఉపాగుష్వగ్రాగ్రహాగ్రహ ఉపాగుష్వగ్రా ఉపాగుష్వగ్రాగ్రహ గృహ్యంతే గృహ్యంతే గ్రహ ఉపాగుష్వగ్రా ఉపాగుష్వగ్రాగ్రహ గృహ్యంతే ఉపాగుష్వగ్రహ ఇత్యుపాగుంశు అగ్రహ గ్రహ గృహ్యంతే గృహ్యంతే గ్రహ గ్రహ గృహ్యంతే ప్రాణం ప్రాణం గృహ్యంతే గ్రహ గ్రహ గృహ్యంతే ప్రాణం గృహ్యంతే ప్రాణం ప్రాణం గృహ్యంతే గృహ్యంతే ప్రాణమేవైవ ప్రాణం గృహ్యంతే గృహ్యంతే ప్రాణమేవ ప్రాణమేవైవ ప్రాణం ప్రాణమేవాన్వన్వేవ ప్రాణం ప్రాణమేవాను ప్రాణమిది ప్రాణం ఏవాన్వన్వేవైవాను ప్రాణ్వేవైవాను ప్రా అను ప్రాణ్వను ప్రయంతియంతి ప్రాణ్వను ప్రయంతి ప్రయంతియంతి ప్రయంతి ఋణో ఋణోయంతి ప్రయంతి ఋణ ఋణో ఋణోయంతియం చుణోహారుణోయంతియం చుణోహ అరుణోహ అరుణో ఋణోహ స్మ స్మ ఋణో ఋణోహ స్మ స్మ స్మ స్మాహస్మ స్మాహ ఉపవేశిరోపవేశిరాహ స్మ స్మాహ ఉపవేశి ఆహ ఉపవేశిరోపవేశిరాహ ఉపవేశ ప్రాతస్తవనే ప్రాతస్తవన ఔపవేశిరాహ ఉపవేశ ప్రాతస్తవనే ఔపవేశ ప్రాతస్తవనే ప్రాతస్తవన ఔపవేశరౌపవేశ ప్రాతస్తవన ఏవైవ ప్రాతస్తవన ఔపవేశరౌపవేశ ప్రాతస్తవన ఏవ ఔపవేశిరిత్యౌపవేశి ప్రాతస్తవన ఏవైవ ప్రాతస్తవనే ప్రాతస్తవన ఏవాహమహమేవ ప్రాతస్తవనే ప్రాతస్తవన ఏవాహం ప్రాతస్తవన ఇది ప్రాతః సవనే ఏవాహమహమేవైవాహం యజ్ఞం యజ్ఞమహమేవైవాహం యజ్ఞం అహం యజ్ఞం యజ్ఞమహమహం యజ్ఞకోశకోసం యజ్ఞమహమహం యజ్ఞకోసం యజ్ఞకోశకోసం యజ్ఞం యజ్ఞకోశకు స్థాపయామి స్థాపయామి సంయజ్ఞం యజ్ఞకోశకు స్థాపయామి సగ్గస్థాపయామి స్థాపయామి సగుంసగ్ని స్థాపయామి తేన తేన స్థాపయామి సగుంసగ్ని స్థాపయామి తేన స్థాపయామి తేన తేన స్థాపయామి స్థాపయామి తేన తదస్తన స్థాపయామి స్థాపయామి తేన తద తేన తదస్తన తేన తదస్సగ్గృస్థితేన సగ్గృస్థితేన తదస్తేన తేన తదస్సగ్గృస్థితేన తదస్సగ్గృస్థితేన సగ్గృస్థితేన తదస్తదస్సగ్గృస్థితేన చడామి చడామి సగ్గృస్థితేన తదస్తదస్సగ్గృస్థితేన చడామి సగ్గృస్థితేన చడామి చడామి సగ్గృస్థితేన సగ్గృస్థితేన చడామీతి చడామి సగ్గృస్థితేన సగ్గృస్థితేన చడామీతి సగ్గృస్థితేనేతి సంస్థితేన చరామీతి చరామి చరామీత్యష్టావష్టామి చరామి చరామీత్యష్టౌ ఇష్టావష్టామిష్టౌ కృత్వష్టావిష్టౌ కృత్వ అష్టౌ కృత్వష్టావష్టౌ కృత్వోగ్రే గ్రే కృత్వష్టావష్టౌ కృత్వోగ్రే కృత్వోగ్రే గ్రే కృత్వోగ్రేభ్యభ్యగ్రే కృత్వోగ్రేభి అగ్రేభ్యభ్యగ్రే గ్రే విష్ణోతి శృణోత్యభ్యగ్రే గ్రే విష్ణోతి అభిష్ణోతి శృణోత్యభ్యభిష్ణోత్యష్టాక్షరాష్టాక్షరాశునోత్యభ్యభిష్ణోత్యష్టాక్షరా శృణోత్యష్టాక్షరాష్టాక్షరాశునోత్యష్టాక్షరా గాయత్రీ గాయత్ర్యష్టాక్షరాశునోత్యష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరా గాయత్రీ గాయత్ర్యష్టాక్షరాష్టాక్షరా గాయత్రీ గాయత్రం గాయత్రం గాయత్ర్యష్టాక్షరాష్టాక్షరా గాయత్రీ గాయత్రం అష్టాక్షరేత్యష్టాక్షరాయత్రీ గాయత్రం గాయత్రం గాయత్రీ గాయత్రీ గాయత్రం ప్రాతస్సవనం ప్రాతస్సవనం గాయత్రం గాయత్రీ గాయత్రీ గాయత్రం ప్రాతస్సవనం గాయత్రం ప్రాతస్సవనం ప్రాతస్సవనం గాయత్రం గాయత్రం ప్రాతస్సవనం ప్రాతస్రవనం ప్రాతస్రవనం ప్రాతస్రవనమితి ప్రాతస్రవనం ప్రాతస్రవనమేవైవ ప్రాతస్రవనం ప్రాతస్రవనమేవ తేన తేనైవ ప్రాతస్రవనం ప్రాతస్రవనమేవ తేన ప్రాతస్రవనమితి ప్రాతస్రవనం ఏవ తేన తేనైవైవ తేనాప్నోత్యాప్నోతి తేనైవైవ తేనాప్నోతి తేనాప్నోత్యాప్నోతి తేన తేనాప్నోత్యేకాదశైకాదశాప్నోతి తేన తేనాప్నోత్యేకాదశ ఆప్నోత్యేకాదశైకాదశాప్నోత్యాప్నోత్యేకాదశ ఏకాదశకృత్వకృత్వ ఏకాదశకృత్వకృత్వ ఏకాదశైకాదశకృత్వో ద్వితీయం ద్వితీయం కృత్వ ఏకాదశైకాదశకృత్వో ద్వితీయం కృత్వో ద్వితీయం ద్వితీయం కృత్వకృత్వో ద్వితీయమేకాదశాక్షరైకాదశాక్షరా ద్వితీయమేకాదశాక్షరైకాదశాక్షరాద్వితీయం ద్వితీయమేకాదశాక్షరాత్రిష్టుప్త్రిష్టుభేకాదశాక్షరాద్వితీయం ద్వితీయమేకాదశాక్షరాత్రిష్టుప్త్రిష్టుభేకాదశాక్షరాత్రిష్టుత్రైష్టుభం త్రైష్టుభం త్రిష్టుభేకాదశాక్షరైకాదశాక్షరాత్రిష్టుత్రైష్టుభం త్రైష్టుభం త్రిష్టుభం త్రైష్టుభం త్రిష్టుభం త్రిష్టుభం మాధ్యంజనం సవనం మాధ్యంజనం మాధ్యంజన గోసవన గోసవనం మాధ్యంజనమేవైవ మాధ్యంజన గోసవన గోసవనం మాధ్యంజనమేవ మాధ్యంజనమేవైవ మాధ్యంజనం మాధ్యంజనమేవ సవన గోసవనమేవ మాధ్యంజనం మాధ్యంజనమేవ సవనం ఏవ సవన గోసవనమేవైవ సవనంతేన తేన సవనమేవైవ సవనంతేన సవనంతేన తేన సవన గోసవనంతేనాప్నోత్యాప్నోతి తేన సవన గోసవనంతేనాప్నోతి ద్వాదశాక్షరాద్వాదశాక్షరాద్వితీయం కృత్వా ద్వాదశాక్షరాద్వితీయం కృత్వా ద్వాదశాక్షరాద్వితీయం కృత్వా తృతీయం తృతీయం కృత్వా ద్వాదశాక్షరాద్వాదశాక్షరాద్వితీయం కృత్వా ద్వాదశాక్షరాద్వితీయం ద్వాదశాక్షరాద్వాదశాక్షరాద్వాదశాక్షరాద్వితీయం కృత్వా ద్వాదశాక్షరాద్వితీయం కృత్వా ద్వాదశాక్షరాద్వాదశాక్షరాద్వితీయం కృత్వా ద్వాదశాక్షరాద్వితీయం కృత్వా ద్వాదశాక్షరాద్వాదశాక్షరాద్వితీయం కృత్వా ద్వాదశాక్షరాద్వితీయం కృత్వా ద్వాదశాక్షరాద జాగతం జగతే జగతే జాగతం తృతీయత వనం తృతీయత వనం జాగతం జగతే జగతే జాగతం తృతీయత వనం జాగతం తృతీయత వనం తృతీయత వనం జాగతం జాగతం తృతీయత వనం తృతీయత వనం తృతీయత వనం తృతీయస వనం తృతీయస వనమేవ తేన తేనైవ తృతీయస వనం తృతీయస వనమేవ తేన తృతీయస వనమితి తృతీయా సవనం ఏవ తేన తేనైవ తేన ఆప్నోత్యాప్నోతి తేనైవ తేన ఆప్నోతి ఏనాప్నోత్యాప్నోతి తేన తేనాప్నోచేతేతనాప్నోచేత ఆప్నోచేతేతమాప్నోచ్యాప్నోచేతాగుంహైతమాప్నోచ్యాప్నోచేతాగుంహ ఏతాగుంహైతమేతాగుంహవావవావహైతమేతాగుంహవావ హవావసతవావవావస యజ్ఞస్య యజ్ఞస్య సవావవావస యజ్ఞస్య సయజ్ఞస్య యజ్ఞస్య సయజ్ఞస్య సద్గుచ్చితి కుం సద్గుచ్చితి యజ్ఞస్య సదయజ్ఞస్య సద్గుచ్చితి యజ్ఞస్య సద్గుచ్చితిం యజ్ఞస్య యజ్ఞస్య సద్గుచ్చితిమువాచ అస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందాయాస్కందా స్కందతి స్కందతి సగ్గస్థిత్యయజ్ఞస్థిత్యస్కందతి సగ్గస్థిత్యస్కందతి స్కందతి సగ్గస్థిత్యస్కందత్యథోఅథో స్కందతి సగ్గస్థిత్యస్కందత్యథోః సగ్గస్థిరస్యేదిహం స్థిరస్య స్కందత్యథోఅథో స్కందతి సగ్గస్థిత్యస్కందత్యథోః ఖలు ఖల్వథో స్కందతి సగ్గస్థిత్యథోః ఖలు అథో ఖల్వథో అథో ఖల్వాహురాహుః ఖల్వథో అథో ఖల్వాహు అథో ఐత్యథోః ఖల్వాహురాహుః ఖలు ఖల్వాహుర్గాయత్రీ గాయత్ర్యాహుః ఖలు ఖల్వాహుర్గాయత్రీ ఆహుర్గాయత్రీ గాయత్ర్యాహురాహుర్గాయత్రీ వావ వావ గాయత్రీ వావ గాయత్రీ వావ వావ గాయత్రీ గాయత్రీ వావ ప్రాతస్తవనే ప్రాతస్తవనే వావ గాయత్రీ గాయత్రీ వావ ప్రాతస్తవనే వావ ప్రాతస్తవనే ప్రాతస్తవనే వావ వావ ప్రాతస్తవనే నన ప్రాతస్తవనే వావ వావ ప్రాతస్తవనే నన ప్రాతస్తవనే నన ప్రాతస్తవనే వావ వావ ప్రాతస్తవనే నా దివాదే దివాదే నన ప్రాతస్తవనే ప్రాతస్తవనే నా దివాదే ఆదస్తవన ఇది ప్రాతః సవనే నా దివాదే దివాదే నా దివాద ఇది అదివాద ఇది ఇత్యదివాదే దివాద ఇత్యన దివాదుకో దివాదుక ఇత్యదివాదే దివాద ఇత్యన దివాదుకః అదివాద ఇత్యతి వాదే ఇత్యన దివాదుకోన దివాదుక ఇది ఇత్యన దివాదుక ఏనమే నమన దివాదుక ఇది ఇత్యన దివాదుక ఏనం అనదివాదుక ఏనమే నమన దివాదుకోన దివాదుక ఏనం భాతృవ్యో భాతృవ్య ఏన మన దివాదుకోన దివాదుక ఏనం భాతృవ్య అనదివాదుక ఇత్యనది వాదుకః ఏనం భాతృవ్యో భాతృవ్య ఏనమేనం భాతృవ్యో భవతి భవతి భాతృవ్య ఏనమేనం భా ఏమం వేద వేదైవమేవం వేద తస్మాత్ తస్మాత్ వేదైవమేవం వేద తస్మాత్ వేద తస్మాత్ తస్మాద్వేద వేద తస్మాదష్టావష్టావష్టావష్టౌ తస్మాద్వేద వేద తస్మాదష్టావష్టౌ తస్మాదష్టావష్టావష్టావష్టౌ తస్మాత్ తస్మాదష్టావష్టౌ కృత్వః కృత్వాష్టావష్టౌ తస్మాత్ తస్మాదష్టావష్టౌ కృత్వః అష్టావష్టౌ కృత్వః కృత్వాష్టావష్టావష్టావష్టౌ కృత్వాభిషుత్యమభిషుత్యం కృత్వాష్టావష్టావష్టావష్టౌ కృత్వాభిషుత్యం అష్టావష్టావిత్యష్టౌ అష్టౌ కృత్వాభిషుత్యమభిషుత్యం కృత్వః కృత్వాభిషుత్యం బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో అభిషుత్యం కృత్వః కృత్వాభిషుత్యం బ్రహ్మవాదినః అభిషుత్యం బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో అభిషుత్యమభిషుత్యం బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో అభిషుత్యమభిషుత్యం బ్రహ్మవాదినో వదంతి అభిషుత్యమిత్యభిషుత్యం బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి పవిత్రవంతః పవిత్రవంతో వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి పవిత్రవంతః బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి పవిత్రవంతః పవిత్రవంతో వదంతి వదంతి పవిత్రవంతోన్యే పవిత్రవంతో వదంతి వదంతి పవిత్రవంతోన్యే పవిత్రవంతోన్యే పవిత్రవంత పవిత్రవంతోన్యే గ్రహగ్రహ అన్యే పవిత్రవంత పవిత్రవంతోన్యే గ్రహ పవిత్రవంత ఇది పవిత్రవంత అన్యే గ్రహగ్రహ అన్యేన్యే గ్రహ దృశ్యంతే దృశ్యంతే గ్రహ అన్యేన్యే గ్రహ దృశ్యంతే గ్రహ గృహ్యంతే గృహ్యంతే గ్రహగ్రహ గృహ్యంతే కిం పవిత్ర కిం పవిత్ర గృహ్యంతే గ్రహగ్రహ గృహ్యంతే కిం పవిత్ర గృహ్యంతే కిం పవిత్ర కిం పవిత్ర గృహ్యంతే గృహ్యంతే కిం పవిత్ర ఉపాగుంశురుపాగుంశు కిం పవిత్ర గృహ్యంతే గృహ్యంతే కిం పవిత్ర ఉపాగుంశు కిం పవిత్ర ఉపాగుంశురుపాగుంశు కిం పవిత్ర కిం పవిత్ర ఉపాగుంశురిపాగుంశు కిం పవిత్ర కిం పవిత్ర ఉపాగుంశురి కిం పవిత్ర ఇది కిం పవిత్ర ఉపాగుంశురిపాగుంశురు పాగుంశురి వాక్ పవిత్ర వాక్ పవిత్ర ఇుపాగుంశురు పాగుంశురి వాక్ పవిత్ర ఉపాగుంశురిపాగుంశు ఇది వాక్ పవిత్ర వాక్ పవిత్ర ఇది వాక్ పవిత్ర ఇది వాక్ పవిత్ర ఇది వాక్ పవిత్ర ఇది వాక్ పవిత్ర ఇది వాక్ పవిత్ర వాక్ పవిత్ర ఇది బ్రూయాద్ బ్రూయాద్ ఇది వాక్ పవిత్ర వాక్ పవిత్ర ఇది బ్రూయాద్ వాక్ పవిత్ర ఇది వాక్ పవిత్ర ఇది బ్రూయాద్ బ్రూయాదిది బ్రూయాద్ వాచో వాచో బ్రూయాదిది బ్రూయాద్ వాచ బ్రూయాద్ వాచో వాచో బ్రూయాద్ బ్రూయాద్ వాచస్పతయే పతయే వాచో బ్రూయాద్ బ్రూయాద్ వాచస్పతయే వాచస్పతయే పతయే వాచో వాచస్పతయే పదవ సపవస్వ పతయే వాచో వాచస్పతయే పదస్వ పతయే పవస్వ పవస్వ పతయే పతయే పవస్వ వాజిన్ వాజిన్ పవస్వ పతయే పతయే పవస్వ వాజిన్ పవస్వ వాజిన్ వాజిన్ పవస్వ పవస్వ వాజిన్నితి వాజిన్ పవస్వ పవస్వ వాజిన్నితి వాజిన్నితి వాజిన వాజిన్నిత్యాహేతి వాజిన వాజిన్నిత్యాహ ఇత్యాహేతీత్యాహ వాచా వాచా హేతీత్యాహ వాచా ఆహ వాచా వాచాహ వాచైవైవ వాచాహ వాచైవ వాచైవైవ వాచా వాచైవైనమేనమేవ వాచా వాచైవైనం హే వైనమేనమేవైవైనం భవైతి భవేత్యేనమేవైవైనం భవైతి ఏనం భవైతి భవేత్యేనమేనం భవైతి విష్ణో వృష్ణః పవేత్యేనమేనం భవైతి విష్ణః పవైతి విష్ణో వృష్ణః పవైతి భవైతి విష్ణో అగుంశభ్యాం అగుంశభ్యాం వృష్ణః పవైతి భవైతి విష్ణో అగుంశభ్యాం వృష్ణో అగుంశభ్యాం అగుంశభ్యాం వృష్ణో వృష్ణో అగుంశభ్యామిదిత్యగుంశభ్యాం వృష్ణో వృష్ణో అగుంశభ్యామిది అగుంశభ్యామిదిత్యగుంశభ్యాం అగుంశభ్యామిత్యాహేత్యగుంశభ్యాం అగుంశభ్యామిత్యాహ అగుంశభ్యామిత్యగుంశోభ్యాం ఇత్యాహేదీత్యాహ విష్ణో విష్ణ ఆహేదీత్యాహ విష్ణ ఆహ విష్ణో విష్ణ ఆహాహ విష్ణోహి విష్ణ ఆహాహ విష్ణోహి విష్ణోహి విష్ణో విష్ణోహ్యేతావేదో హి విష్ణో విష్ణోహ్యేతో హ్యేతావేదో హి హ్యేతాభగుంశు అగుంశు ఏదో హి హ్యేతాభగుంశు ఏతాభగుంశు అగుంశు ఏతావేతాభగుంశు యౌ యాభగుంశు ఏతావేతాభగుంశు యౌ అగుంశు యౌ యా భగుంశు అగుంశు యౌ సోమస్య సోమస్యయా భగుంశు అగుంశు యౌ సోమస్య అగుంశూరిత్యగుంశు యౌ సోమస్య సోమస్య యౌ యౌ సోమస్య గభత్యబోధో గభత్యబోధ సోమస్య యౌ యౌ సోమస్య గభత్యబోధ సోమస్య గభత్యబోధో గభత్యబోధ సోమస్య సోమస్య గభత్యబోధ ఇది గభత్యబోధ సోమస్య సోమస్య గభత్యబోధ ఇది గభత్యబోధ ఇది గభత్యబోధో గభత్యబోధ ఇత్యాహ హే గభత్యబోధో గభత్యబోధ ఇత్యాహ గభక్తిబోధ ఇది గభక్తి బోధ ఇత్యాహేదీత్యాహ గభక్తినా గభక్తినా హేదీత్యాహ గభక్తినా ఆహ గభక్తినా గభక్తినాహ గభక్తినా హి గభక్తినాహ గభక్తినా హి గభక్తినా హి గభక్తినా గభక్తినా హ్యేనమేన గోహి గభక్తినా గభక్తినా హ్యేనం హ్యేనమేన గోహిత్యేనం భవయతి భవయత్యేన గోహిత్యేనం భవయతి ఏనం భవయతి భవయత్యేనమేనం భవయతి దేవో దేవః భవయత్యేనమేనం భవయతి దేవః భవయతి దేవో దేవ ప్రవయతి భవయతి దేవో దేవానాం దేవానాం దేవ ప్రవయతి భవయతి దేవో దేవానాం దేవో దేవానాం దేవానాం దేవో దేవో దేవానాం పవిత్రం పవిత్రం దేవానాం దేవో దేవో దేవానాం పవిత్రం దేవానాం పవిత్రం పవిత్రం దేవానాం దేవానాం పవిత్రమస్యతి పవిత్రం దేవానాం దేవానాం పవిత్రమసి పవిత్రమస్తి పవిత్రం పవిత్రమసీదీత్యది పవిత్రం పవిత్రమసీతి అసీదీత్యీత్యాహేత్యీత్యాహేదీత్యాహ దేవో దేవ ఆహేదీత్యాహ దేవ ఆహ దేవో దేవ ఆహాహ దేవోహి దేవ ఆహాహ దేవోహి దేవోహి దేవో దేవోహ్యేష ఏష హి దేవో దేవోహ్యేష ఏష హి హ్యేషతం సన్మేష హి హ్యేషతం ఏషతం సన్నేష ఏషతం దేవానాం దేవానాగు సన్నేష ఏషతం దేవానాం సందేవానాగుంసన్ సందేవానాం పవిత్రం పవిత్రం దేవానాగుంసన్ సందేవానాం పవిత్రం దేవానాం పవిత్రం పవిత్రం దేవానాం దేవానాం పవిత్రం యేషాం యేషాం పవిత్రం దేవానాం దేవానాం పవిత్రం యేషాం పవిత్రయ్యేషాం పవిత్రం పవిత్రయ్యేషాం భాగో భాగో యేషాం పవిత్రం పవిత్రయ్యేషాం భాగ యేషాం భాగో భాగో యేషాం యేషాం భాగోస్యసి భాగో యేషాం యేషాం భాగోసి భాగోస్యసి భాగో భాగోసి ఏభ్యస్తేభ్యోసి భాగో భాగోసిభ్యసితేభ్యోస్తిభ్యోస్తిభ్యోస్తిభ్యస్వా ఏభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ్యేభ ఏషు భాగస్థేభ్య భాగస్థేభ్యస్తేభ్యో భాగో భాగస్థేభ్య ఏనమేనందేభ్యో భాగో భాగస్థేభ్య ఏనం తేభ్య ఏనమేనందేభ్యస్తేభ్య ఏనం గృహ్ణాతి గృహ్ణాత్యేనందేభ్యస్తేభ్య ఏనం గృహ్ణాతి ఏనం గృహ్ణాతి గృహ్ణాత్యేనమేనం గృహ్ణాతి స్వాంగృత స్వాంగృతో గృహ్ణాత్యేనమేనం గృహ్ణాతి స్వాంగృత గృహ్ణాతి స్వాంగృత స్వాంగృతో గృహ్ణాతి గృహ్ణాతి స్వాంగృతోస్తి స్వాంగృతో గృహ్ణాతి గృహ్ణాతి స్వాంగృతోసి స్వాంగృతోస్తి స్వాంగృత స్వాంగృతోసీతి స్వాంగృత స్వాంగృతోసీతి అసీదీత్యీత్యాహేత్యీత్యాహ ఇత్యాహేదీత్యాహ ప్రాణం ప్రాణమాహేదీత్యాహ ప్రాణం ఆహ ప్రాణం ప్రాణమాహ ప్రాణమేవైవ ప్రాణమాహ ప్రాణమేవ ప్రాణమేవైవ ప్రాణం ప్రాణమేవ స్వర్గస్వమేవ ప్రాణం ప్రాణమేవ స్వం ప్రాణమితి ప్రాణం ఏవ స్వర్గస్వమేవైవ స్వమకృతాకృతస్వమేవైవ స్వమకృత స్వమకృతాకృత స్వర్గస్వమకృత మధుమతేర్మధుమతేరకృత స్వర్గస్వమకృత మధుమతీ అకృత మధుమతేర్మధుమతేరకృతాకృత మధుమతేర్నో మధుమతేరకృతాకృత మధుమతేర్న మధుమతేర్నో మధుమతేర్మధుమతేర్న ఇష ఇషో నో మధుమతేర్మధుమతేర్న ఇష మధుమతేరితి మధుమతి న ఇష ఇషో నో న ఇషస్కృతి కృధీషో నో న ఇషస్కృతి ఇషస్కృతి కృధీష ఇషస్కృతీతి కృధీష ఇషస్కృతీతి కృధీతీతి కృషి కృధీత్యాహేతి కృషి కృధీత్యాహ ఇత్యాహేదీత్యాహ సర్వకో సర్వమాహేదీత్యాహ సర్వం ఆహ సర్వకో సర్వమాహాహ సర్వమేవైవ సర్వమాహాహ సర్వమేవ సర్వమేవైవ సర్వకో సర్వమేవాస్మాస్మా ఏవ సర్వకో సర్వమేవాస్మై ఏవాస్మాస్మా ఏవైవాస్మా ఇదమిదమస్మా ఏవైవాస్మా ఇదం అస్మా ఇదమిదమస్మా అస్మా ఇదగ్గస్వదైదస్వదయదేదమస్మా అస్మా ఇదగ్గస్వదయది ఇరగ్గస్వదయస్వదయేదమిదగ్గస్వదయది విశ్వేభ్యో విశ్వేభ్యస్వదయేదమిదగ్గస్వదయది విశ్వేభ్యదయది విశ్వేభ్యో విశ్వేభ్యస్వదయస్వదయది విశ్వేభ్యస్వా విశ్వేభ్యస్వదయస్వదయ విశ్వేభ్యస్వా విశ్వేభ్యస్వాేభ్యో విశ్వేభ్యస్తేంద్రియేభ్య విశ్వేభ్యో విశ్వేభ్యస్తేంద్రియేభ్య ేంద్రియేభ్య ఇంద్రియేభ్యేంద్రియేభ్యో దివ్యేభ్యో దివ్యేభ్య ఇంద్రియేభ్యేంద్రియేభ్యో దివ్యేభ్య ఇంద్రియేభ్యో దివ్యేభ్యో దివ్యేభ్య ఇంద్రియేభ్య ఇంద్రియేభ్యో దివ్యేభ్య పార్థివేభ్య పార్థివేభ్యో దివ్యేభ్య ఇంద్రియేభ్య ఇంద్రియేభ్యో దివ్యేభ్య పార్థివేభ్య దివ్యేభ్య పార్థివేభ్య పార్థివేభ్యో దివ్యేభ్యో దివ్యేభ్య పార్థివేభ్యైతి పార్థివేభ్యో దివ్యేభ్యో దివ్యేభ్య పార్థివేభ్యైతి పార్థివేభ్యైతిపార్థివేభ్య పార్థివేభ్యైత్యాహేది పార్థివేభ్య పార్థివేభ్యైత్యాహ ఇత్యాహేదీత్యాహోభయేషోభయేష్వాహేదీత్యాహోభయేషు ఆహోభయేషోభయేష్వాహోభయేష్వేవైవోభయేష్వాహోభయేష్వేవ ఉభయేష్వేవైవోభయేషోభయేష్వేవ దేవ మనుష్యేషు దేవ మనుష్యేష్వేవోభయేషోభయేష్వేవ దేవ మనుష్యేషు ఏదేవ మనుష్యేషు దేవమనుష్యేష్వేవైవ దేవ మనుష్యేషు ప్రాణాన్ ప్రాణాన్ దేవ మనుష్యేష్వేవైవ దేవ మనుష్యేషు ప్రాణాన్ దేవ మనుష్యేషు ప్రాణాన్ ప్రాణాన్ దేవ మనుష్యేషు దేవమనుష్యేషు ప్రాణాన్ దాది దాది ప్రాణాన్ దేవ మనుష్యేషు దేవమనుష్యేషు ప్రాణాన్ దాది దేవ మనుష్యేషు దేవ మనుష్యేషు ప్రాణాన్ దాది దాది ప్రాణాన్ ప్రాణాన్ దాది మనో మనో దాది ప్రాణాన్ ప్రాణాన్ దాది మన ప్రాణానిది ప్రాణాన్ దాది మనో మనో దాది మనస్వా మనో దాది మనస్వా మనస్వా మనో మనస్వాష్టు మనో మనస్వాష్టు వాష్టుష్టుష్టుష్టి అశ్విదీత్యష్ట్వస్పిహేత్యష్ట్వస్పిహేదీత్యాహ మనో మన ఆహేదీత్యాహ మన ఆహ మనో మన ఆహాహ మన ఏవైవ మన ఆహాహ మన ఏవ మన ఏవైవ మనో మన ఏవాస్తుదేష్ట ఏవ మనో మన ఏవాస్తుదే ఏవాస్తుదేష్ట ఏవైవాస్తుద ఉరువస్మిత ఏవైవాస్తుద ఉరు అశ్మిత ఉరువస్మిదేష్ట ఉర్వంతరిక్షమంతరిక్షమురువస్మిదేష్ట ఉర్వంతరిక్షం ఉర్వంతరిక్షమంతరిక్షమురు ఉర్వంతరిక్షమన్వన్మంతరిక్షమురు ఉర్వంతరిక్షమును అంతరిక్షమన్వన్మంతరిక్షమంతరిక్షమన్విహీష్యన్వంతరిక్షమంతరిక్షమన్విహి అన్విహీష్యన్వన్విహీతిహీష్యన్వన్విహీతి ఇహీతిహీహీత్యాహేతిహీహీత్యాహేతిహీహీత్యాహాంతరిక్షదేవత్యోంతరిక్షదేవత్య ఆహేతిహీత్యాహాంతరిక్షదేవత్య ఆహాంతరిక్షదేవత్యోంతరిక్షదేవత్య ఆహాహాంతరిక్షదేవత్యో హిత్యంతరిక్షదేవత్య ఆహాహాంతరిక్షదేవత్యో హి అంతరిక్షదేవత్యో హిత్యంతరిక్షదేవత్యోంతరిక్షదేవత్యో హి ప్రాణ ప్రాణోహ్యంతరిక్షదేవత్యోంతరిక్షదేవత్యో హి ప్రాణ అంతరిక్షదేవత్యంతరిక్షదేవత్య ఇది ప్రాణ ప్రాణో హి ప్రాణస్వాహ స్వాహ ప్రాణో హి ప్రాణస్వాహ ప్రాణస్వాహ స్వాహ ప్రాణ ప్రాణస్వాహ స్వాహ ప్రాణ ప్రాణస్వాహ త్వా ప్రాణ ఇది ప్రాణ స్వాహ స్వాహ స్వాహ శుభవస్వాహుభవస్వాసుభవస్వాసుభవస్సూర్యాయ సూర్యాయ శుభవస్వాసుభవస్సూర్యాయ శుభవసూర్యాయ సూర్యాయ శుభవశుభవశూర్యాయేతి సూర్యాయ శుభవశుభవశూర్యాయేతి శుభవ ఇది శుభవ సూర్యాయేతి సూర్యాయ సూర్యాయేత్యాహేతి సూర్యాయ సూర్యాయేత్యాహ ఇత్యాహేదీత్యాహ ప్రాణ ప్రాణ ఆహేదీత్యాహ ప్రాణ ఆహ ప్రాణ ప్రాణ ఆహ ప్రాణావై వై ప్రాణ ఆహ ప్రాణావై ప్రాణావై వై ప్రాణ ప్రాణావై స్వభవత స్వభవసో వై ప్రాణ ప్రాణావై స్వభవత ప్రాణాది ప్రాణా వై స్వభవత స్వభవసో వై స్వభవసో దేవా దేవా స్వభవసో వై స్వభవసో దేవా స్వభవసో దేవా దేవా స్వభవత స్వభవసో దేవాస్తేషు తేషు దేవా స్వభవత స్వభవసో దేవాస్తేషు స్వభవస ఇది స్వభవస దేవాస్తేషు తేషు దేవా దేవాస్తేష్వేవైవ తేషు దేవా దేవాస్తేష్వేవ తేష్వేవైవ తేషు తేష్వేవ పరోక్షం పరోక్షమేవ తేషు తేష్వేవ పరోక్షం ఏవ పరోక్షం పరోక్షమేవైవ పరోక్షం జుహోతి జుహోతి పరోక్షమేవైవ పరోక్షం జుహోతి పరోక్షం జుహోతి జుహోతి పరోక్షం పరోక్షం జుహోతి దేవేభ్యో దేవేభ్యో జుహోతి పరోక్షం పరోక్షం జుహోతి దేవేభ్య పరోక్షమితి పరః అక్షం జ్యోతి దేవేభ్యో దేవేభ్యో జుహోతి జుహోతి దేవేభ్యస్వాత్వా దేవేభ్యో జుహోతి జుహోతి దేవేభ్యస్వా దేవేభ్యస్వాత్వా దేవేభ్యో దేవేభ్యస్వా మరీచిభేభ్యో మరీచిభేభ్యస్వా దేవేభ్యో దేవేభ్యస్వా మరీచిభేభ్య స్వామరుదేభ్యో మరీచిభేభ్యస్వాత్వా మరీచిభేభ్య ఇది మరీచిభేభ్యస్వాత్వా మరీచిభేభ్య ఇది మరీచిభేభ్య ఇది మరీచిభేభ్యో మరీచిభేభ్య ఇత్యాహ హేతు మరీచిభేభ్యో మరీచిభేభ్య ఇత్యాహ మరీచిభేభ్య ఇది మరీచిభేభ్య ఇత్యాహేదిత్యాహాదిత్యస్యాదిత్యస్యాహేదిత్యాహాదిత్యస్య దేవా మరీచిపా దేవా మరీచిపా మరీచిపా దేవా మరీచిపా మరీచిపా దేవా దేవా మరీచిపా భాగధేయం తద్భాగేయం భాగధేయం తద్భాగేయంతాగస్తాన్ భాగధేయం తత్తద్భాగేయంతాన్ భాగేయం తాదస్తాన్ భాగేయం భాగేయం తానేవైవ తాన్ భాగేయం భాగేయం తానేవ భాగేయమితి భాగేయం తానేవైవ తాగుస్తానేవ తేనైవ తాగుస్తానేవ తేన దేవతేన తేనైవైవ తేన ప్రేణాది ప్రేణాది తేనైవైవ తేన ప్రేణాది తేన ప్రేణాది ప్రేణాది తేన తేన ప్రేణాది యది యది ప్రేణాది తేన తేన ప్రేణాది యది ప్రేణాది యది యది ప్రేణాది ప్రేణాది యది కామయేత కామయేత యది ప్రేణాది ప్రేణాది యది కామయేత యది కామయేత కామయేత యది యది కామయేత వరుషుకో వరుషుక కామయేత యది యది కామయేత వరుషుక కామయేత వరుషుకో వరుషుక కామయేత కామయేత వరుషుక పర్జన్య పర్జన్య వరుషుక కామయేత కామయేత వరుషుక పర్జన్య వర్షక పర్జన్య పర్జన్య వర్షక వర్షక పర్జన్య సత్ సత్ పర్జన్య వర్షక వర్షక పర్జన్య సత్ పర్జన్య సత్ సత్ పర్జన్య పర్జన్య సత్తి సత్ పర్జన్య పర్జన్య సత్తి సత్తి సత్ సత్ సత్ సత్ హస్తేన నిహస్తేన హస్తేన నిర్మృజ్యాన్మృజ్యాన్ని హస్తేన హస్తేన నిర్మృజ్యాత్ నిమృజ్యాన్మృజ్యాన్ని నిమృజ్యాత్ వృష్టిం వృష్టిం మృజ్యాన్ని నిమృజ్యాత్ వృష్టిం మృజ్యాత్ వృష్టిం వృష్టిం మృజ్యాన్మృజ్యాత్ వృష్టిమేవైవ వృష్టిం మృజ్యాన్మృజ్యాత్ వృష్టిమేవ వృష్టిమేవైవ వృష్టిం వృష్టిమేవ నిన్యేవ వృష్టిం వృష్టిమేవని ఏవనిన్యేవైవ నియచ్చది యచ్చది న్యేవైవ నియచ్చది నియచ్చది యచ్చది నియచ్చది యది యది యచ్చది నియచ్చది యది యచ్చది యది యది యచ్చది యచ్చది యది కామయేత కామయేత యది యచ్చది యచ్చది యది కామయేత యది కామయేత కామయేత యది యది కామయేతావర్షకో వర్షక కామయేత యది యది కామయేతావర్షక కామయేతావర్షకో వర్షక కామయేత కామయేతావర్షక సత్ సదవర్షక కామయేత కామయేతావర్షక సత్ అవర్షక సత్ సదవర్షకో వర్షక సత్తి సదవర్షకో వర్షక సత్తి సదిదీత సత్తానేనోత్నేేతి సత్తానేనోత్నేేతిత్నేన నింజిత్నేేతిత్నేనని ఉత్నేన నింజిత్నేనోత్నేన నిమృజ్యాన్మృజ్యాన్నిత్నేనోత్నేన నిమృజ్యాద్ ఉత్నేేత్యుత్నేన నిమృజ్యాన్మృజ్యాన్ని నిమృజ్యాద్ వృష్టిం వృష్టిం మృజ్యాన్ని నిమృజ్యాద్ వృష్టిం మృజ్యాద్వృష్టిం వృష్టిం మృజ్యాన్మృజ్యాద్వృష్టిమేవైవ వృష్టిం మృజ్యాన్మృజ్యాద్వృష్టిమేవ వృష్టిమేవైవ వృష్టిం వృష్టిమేవోదు దేవ వృష్టిం వృష్టిమేవోదు ఏవోదు దేవైవోద్యచ్చది యచ్చత్యుదేవైవోద్యచ్చది ఉద్యచ్చది యచ్చత్యుదుద్యచ్చది యది యది యచ్చత్యుదుద్యచ్చది యది యచ్చది యది యది యచ్చది యచ్చది యజ్ఞ విజరేద విజరేద్యది యచ్చది యచ్చది యజ్ఞ విజరేద యజ్ఞ విజరేద విజరేద్యది యజ్ఞ విజరే దముమముమభిజరేద్యది యజ్ఞ విజరే దముం అభిజరే దముమముమభిజరేద విజరే దముంజహి జహ్యముమభిజరేద విజరే దముంజహి అభిజరేత్యభిచరేద్ అముంజహి జహ్యముమముంజహ్యథాథ జహ్యముమముంజహ్యథ జహ్యథాథ జిహి జహ్యథత్వాత్వాథ జిహి జహ్యథత్వా అథత్వాత్వాథాథత్వాహోష్యామి హోష్యామి త్వాథాథత్వాహోష్యామి హోష్యామి హోష్యామి త్వాహోష్యామీతి హోష్యామి త్వాహోష్యామీతి హోష్యామీతి హోష్యామి హోష్యామీతి బ్రూయాద్ బ్రూయాదితి హోష్యామి హోష్యామీతి బ్రూయాద్ ఇది బ్రూయాద్ బ్రూయాదితీతి బ్రూయాదాహుతిమాహుతిం బ్రూయాదితీతి బ్రూయాదాహుతిం బ్రూయాదాహుతిమాహుతిం బ్రూయాద్ బ్రూయాదాహుతిమేవైవాహుతిం బ్రూయాద్ బ్రూయాదాహుతిమేవ ఆహుతిమేవైవాహుతిమాహుతిమేవైనమేనమేవాహుతిమాహుతిమేవైనం ఆహుతిమిత్యాహుతిమేవైనమేనమేవైవైనం ప్రేత్సన్ ప్రేత్సన్నేనమేవైవైనం ప్రేత్సన్ ఏనం ప్రేత్సన్ ప్రేత్సన్నేనమేనం ప్రేత్సన్ హంతి హంతి ప్రేత్సన్నేనమేనం ప్రేత్సన్ హంతి ప్రేత్సన్ హంతి హంతి ప్రేత్సన్ ప్రేత్సన్ హంతి ఇది ఇది హంతి ప్రేత్సన్ ప్రేత్సన్ హంతి ఇది ప్రేత్సన్ ఇది ప్రా ఈప్సన్ హంతి ఇది ఇది హంతి హంతి ఇది దూరే దూరే ఇది హంతి హంతి ఇది దూరే ఇది దూరే దూరే ఇది దూరే స్యాత్ స్యాత్ దూరే ఇది దూరే స్యాత్ దూరే స్యాత్ స్యాత్ దూరే దూరే స్యాదా స్యాత్ దూరే దూరే స్యాదా స్యాదా స్యాత్ స్యాదాతమితో స్థమితో రా స్యాత్ స్యాదాతమితో ఆతమితో స్థమితో రాతమితో స్థిష్ఠేత్ తిష్ఠేత్ తమితో రాతమితో స్థిష్ఠేత్ తమితో స్థిష్ఠేత్ తిష్ఠేత్ తమితో స్థమితో స్థిష్ఠేత్ ప్రాణం ప్రాణం తిష్ఠేత్ తమితో స్థమితో స్థిష్ఠేత్ ప్రాణం తిష్టేత్ ప్రాణం ప్రాణం తిష్టేత్ తిష్టేత్ ప్రాణమేవ ప్రాణం తిష్టేత్ తిష్టేత్ ప్రాణమేవ ప్రాణమేవైవ ప్రాణం ప్రాణమేవాస్యైవ ప్రాణం ప్రాణమేవాస్య ప్రాణమితి ప్రాణం ఏవాస్యాస్యైవైవాస్యానుగత్యానుగత్యాస్యైవైవాస్యానుగత్యాస్యానుగత్యానుగత్యాస్యాస్యానుగత్య హంతిహంతిగత్యాస్యాస్యానుగత్యహంతి అనుగత్యహంతిహంతిగత్యానుగత్యహంతిహంతిగత్యానుగత్యహంతిహంతిగత్యానుగత్యహంతి అనుగత్యేత్యనుగత్య హంతియది హంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతిహంతి ప్రాణే సాధయామి ప్రాణే సాధయామి సాధయామి ప్రాణే ప్రాణే సాధయామీతి సాధయామి ప్రాణే ప్రాణే సాధయామీతి ప్రాణమిది ప్రాణే సాధయామీతి సాధయామి సాధయామీతి సాధయేత్ సాధయేది సాధయామి సాధయామీతి సాధయేత్ ఇది సాధయేత్ సాధయేది దీతి సాధయేత సన్నో సన్న సాధయేది దీతి సాధయేత సన్న సాధయేత సన్నో సన్న సాధయేత్ సాధయేత సన్నో వై వా అసన్న సాధయేత్ సాధయేత సన్నో వై అసన్నో వై వా అసన్నో సన్నో వై ప్రాణ ప్రాణో వా అసన్నో సన్నో వై ప్రాణ వై ప్రాణ ప్రాణో వై వై ప్రాణ ప్రాణం ప్రాణం ప్రాణో వై వై ప్రాణ ప్రాణం ప్రాణ ప్రాణం ప్రాణం ప్రాణ ప్రాణ ప్రాణమేవైవ ప్రాణం ప్రాణ ప్రాణ ప్రాణమేవ ప్రాణ ఇది ప్రాణ ప్రాణమేవైవ ప్రాణం ప్రాణమేవాస్యైవ ప్రాణం ప్రాణమేవాస్య ప్రాణమిది ప్రాణం ఏవాస్యైవాస్య సాధయతి సాధయత్యస్యైవాస్య సాధయతి అస్య సాధయతి సాధయత్యస్యాస్య సాధయతి షడ్భిః షడ్భిః సాధయత్యస్యాస్య సాధయతి షడ్భిః సాధయతి షడ్భిః షడ్భిః సాధయతి సాధయతి షడ్భిరగోషుభిరగోషుభిః షడ్భిః సాధయతి సాధయతి షడ్భిరగోషుభిః షడ్భిరగోషుభిరగోషుభిః షడ్భిః షడ్భిరగోషుభిః పవయతి పవయత్యగోషుభిః షడ్భిః షడ్భిరగోషుభిః పవయతి షడ్భిరితి షడ్భిః అగోషుభిః పవయతి పవయత్యగోషుభిరగోషుభిః పవయతి షట్ పవయత్యగోషుభిరగోషుభిః పవయతి షడ్ అగోషుభిరిత్యగోషుభిః పవయతి షట్ పవయతి పవయతి షట్వై వై షట్ పవయతి పవయతి షడ్వై షడ్వై వై షట్ షడ్వా అర్థవ అర్థవో వై షట్ షడ్వా అర్థవ వా అర్థవ అర్థవో వై వా అర్థవ అర్థభిర్ఋతుభిర్ఋతవో వై వా అర్థవ అర్థుభి అర్థవ అర్థభిర్ఋతుభిర్ఋతవ అర్థవ అర్థభిరేవై వత్తుభిర్ఋతవ అర్థవ అర్థుభిరేవ అర్థభిరేవై వత్తుభిర్ఋతుభిరేవైనమేనమే వత్తుభిర్ఋతుభిరేవైనం అర్థభిరిచ్యుతోభి ఏవైనమేనమేవైనం పవయతి పవయత్యేనమేవైనం పవయతి ఏనం భవతి పవయత్యేనమేనం భవతి పవయత్యేనమేనం భవతి త్రి పవయతి త్రిస్త్రిః పవయతి పవయతి త్రిః పవయతి పవయతి త్రిః పవయతి పవయతి త్రిః పవయతి త్రిః పవయతి పవయతి త్రిస్త్రిః పవయతి త్రయస్త్రయః పవయతి త్రిస్త్రిః పవయతి త్రయః పవయతి త్రయస్త్రయః పవయతి పవయతి త్రయ ఇమ ఇమే త్రయః పవయతి పవయతి త్రయ ఇమే త్రయ ఇమ ఇమే త్రయస్త్రయ ఇమే లోకా లోకా ఇమే త్రయస్త్రయ ఇమే లోకాః ఇమే లోకా లోకా ఇమ ఇమే లోకా ఏభిరేభిర్లోకా ఇమ ఇమే లోకా ఏభి లోకా ఏభిరేభిర్లోకా లోకా ఏభిరేవై వైభిర్లోకా లోకా ఏభిరేవ ఏభిరేవై వైభిరేభిరేవైనమేనమే వైభిరేభిరేవైనం ఏవైనమేనమే వైవైనం లోకైర్లోకైనమే వైవైనం లోకైః నేనం లోకైర్లోకైనమేనం లోకైః పవయతి పవయతి లోకైనమేనం లోకైః పవయతి లోకైః పవయతి పవయతి లోకైర్లోకైః పవయతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదిన పవయతి లోకైర్లోకైః పవయతి బ్రహ్మవాదిన పవయతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదిన పవయతి పవయతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదిన పవయతి పవయతి బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి కస్మాత్ కస్మాత్ వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతి కస్మాత్ బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి కస్మాత్ కస్మాత్ వదంతి వదంతి కస్మాత్ సత్యాత్ సత్యాత్ కస్మాత్ వదంతి వదంతి కస్మాత్ సత్యాత్ కస్మాత్ సత్యాత్ సత్యాత్ కస్మాత్ కస్మాత్ సత్యాత్రయస్త్రయ సత్యాత్ కస్మాత్ కస్మాత్ సత్యాత్రయ సత్యాత్రయస్త్రయ సత్యాత్ సత్యాత్రయ పశూనాం పశూనాం త్రయ సత్యాత్ సత్యాత్రయ పశూనాం ప్రియపశూనాం పశూనాంత్రయస్త్రియ పశూనాగో హస్తాదానా హస్తాదానా పశూనాంత్రయస్త్రియ పశూనాగో హస్తాదానా పశూనాగోహస్తానాహస్తానా పశూనా పశూనాగోహస్తానా హస్తానా పశూనా పశూనాగోహస్తానా హస్తానా హస్తానా హస్తానా హస్తానా హస్తానా హస్తానాయత్రిపాగుంశముపాగుంశం త్రిర్యద్యత్రిపాగుంశం త్రిరుపాగుంశముపాగుంశం దృష్టిరుపాగుంశగోహస్తేన హస్తేనోపాగుంశం దృష్టిరుపాగుంశగోహస్తేన ఉపాగుంశగోహస్తేన హస్తేనోపాగుంశముపాగుంశగోహస్తేన విగృహ్ణాతి విగృహ్ణాది హస్తేనోపాగుంశముపాగుంశగోహస్తేన విగృహ్ణాతి ఉపాగుంశమిత్యుపాగుంశం హస్తేన విగృహ్ణాతి విగృహ్ణాది హస్తేన విగృహ్ణాది తస్మాత్ విగృహ్ణాది హస్తేన విగృహ్ణాది తస్మాత్ విగృహ్ణాది విగృహ్ణాది తస్మాత్రయస్త్రయస్తస్మాత్ విగృహ్ణాది విగృహ్ణాది తస్మాత్రయ విగృహ్ణాదీతి విగృహ్ణాది తస్మాత్రయస్త్రయస్తస్మాత్రయ పశూనాం పశూనాం త్రయస్తస్మాత్తస్మాత్రయ పశూనాం త్రయపశూనాం పశూనాం త్రయస్త్రయ పశూనాగోహస్తానా హస్తానా పశూనాం త్రయస్త్రయ పశూనాగోహస్తానా పశూనాగోహస్తానా హస్తానా పశూనాం పశూనాగోహస్తానా పురుష పురుషోహస్తానా పశూనాం పశూనాగోహస్తానా పురుష హస్తానా పురుష పురుషోహస్తానా హస్తానా పురుషోహస్తి హస్తి పురుషోహస్తానా హస్తానా పురుషోహస్తి హస్తానా ఇది హస్తానా పురుషోహస్తి హస్తి పురుష పురుషోహస్తి మర్కటో మర్కటో హస్తి పురుష పురుషోహస్తి మర్కట హస్తి మర్కటో మర్కటో హస్తి హస్తి మర్కట మర్కట ఇది మర్కట